sentence, please. Alhamdulillah. Alhamdulillah, nahmadahu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayh. Wa na'udzu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Wa na'udzu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Wa na'udzu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu wa man yudlilhu fala hadiya lahu. Wa nashhadu an la ilaha illallah wahdahu la sharika lahu. Wa nashhadu anna sayyidana wa nabiyyana wa maulana Muhammadan abduhu wa rasuluhu amma ba'd. Alhamdulillah. Alhamdulillah wa kafa wa salamun ala ibadihi alladhina istafa amma ba'd. فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم సోదరులారా అల్లాహ్ తబారక్ వతాలా దయా కరుణ కృప వలన అల్లాహ్ తబారక్ వతాలా మనందరికి ఎంతో విలువైన మానవ జీవితాన్ని ఇచ్చి అంతకంటే విలువైన విశ్వాసాన్ని ఇచ్చి అల్లా తబారకు తాలా ప్రవక్తలకే ప్రవక్త జగత్ ప్రవక్త ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మతులో పుట్టి తీర్చిదిద్దాడు. అల్లా తబారకు తాలా ఈ సృష్టిలో 18,000 రకాల జీవరాశుల్ని సృష్టించి సర్వ జీవరాశులకే అధికారిగా మానవుడికి అల్లా తబారకు తాలా తీర్చిదిద్ది అల్లా తబారకు తాలా మానవుడికి తన యొక్క దైవదత్త గ్రంథంలో పొగిడాడు, కొనియాడాడు. అల్లా తబారకు తాలా అంటున్నాడు, ఏ జీవరాశి నేను అంత ప్రేమగా చూడను, ఎంత ప్రేమగా మానవుణ్ణి చూస్తున్నాను. అటువంటి మానవ జన్మనిచ్చి అల్లా తబారకు తాలా ఈ ప్రపంచంలో మనందరికీ పంపించారు. కానీ ఈరోజు అదే సృష్టికర్త అల్లాని మనం ప్రపంచంలోకి వచ్చిన తర్వాత వివిధ రకాలైన పేర్లతో విభిన్నమైన పేర్లతో పిలుస్తూ ఉన్నాం. అరబ్బీ భాషలో అల్లాహ్ అని, సంస్కృత భాషలో పరమాత్మ అని, హిబ్రూ భాషలో యెహోవా అని, ఇబ్రానీ భాషలో ఈల్ అని, గురునానక్ భాషలో ఏకోంకార్ అని, ఎన్ని పేర్లతో పిలిచినా పిలిచే జాతి ఒకటే, పిలిపించుకునేవాడు ఒకటే, పిలిచే జాతి ఒకటే, అదే మానవ జాతి. అల్లా తబారకు తాలా ఈ సృష్టికే కిరీటంగా మానవుణ్ణి తీర్చిదిద్ది, మానవుణ్ణి అల్లా తబారకు తాలా మానవుడి జీవితం నుండి ఆశిస్తున్నది నిస్వార్థం. ఈరోజు మానవుడు స్వార్థానికి లోనై ప్రపంచంలో ఎన్నో కులాలుగా, ఎన్నో మతాలుగా, ఎన్నో జాతులుగా విభజించి మానవత్వాన్నే మంటగలుపుతున్నాడు. సర్వాన్ని సృష్టించిన సృష్టి కొరకు, సర్వాన్ని పోషిస్తున్న పోషకుడి కొరకు, సర్వ జీవరాశుల అధికారి కొరకు ఎన్నైతే ధర్మ గ్రంథాలు ఉన్నాయో సమస్త ధర్మ గ్రంథాలు బోధిస్తున్నది ఒక్కటే. సమస్త ధర్మ గ్రంథాలు బోధిస్తున్నది ఒక్కటే. ఏ గ్రంథం కావచ్చు, ఏ ధర్మం కావచ్చు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే అని చెప్తూ నొక్కి చెబుతున్నాయి. సర్వాన్ని సృష్టించే సృష్టికర్త ఒక్కడే అని చెప్తూ ఒప్పుకుంటున్నాయి. అల్లా తబారకు తాలా దైవదత్త గ్రంథంలో అంటున్నాడు, హుల్ హువల్లాహు అహద్, అల్లాహు సమద్, లం యలిద్ వలం యూలద్, వలం యకుల్లాహు కుఫ్వన్ అహద్. ఓ ప్రవక్త చెప్పు, ఆ అసమాన అద్వతీయుడు నామము అల్లాహ్ అని, ఆయన ఏకేశ్వరుడై ఉన్నాడని, ఆయన ఎవరికి సంతానం కాదని, ఆయనకి ఎవరూ సంతానం లేరని, ఆయన సర్వ ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నాడని, ఆయనకి సరిసమానులే లేరని, మరి అదే అల్లా తబారకు తాలా కొరకు ఎన్నైతే ధర్మ గ్రంథాలు వచ్చాయో అన్ని ధర్మ గ్రంథాల్లో బోధిస్తున్న బోధన ఒక్కటే. భాగవతం అనే గ్రంథంలో భాగవతాన్ని రచించిన వేద వ్యాస మహర్షి బోధించిన బోధన, అనంత నామ దేయాయ సర్వాధికారయ విధాయనే సర్వమంత్రవాచ్యాయ విశ్వైక్యపతియే నమః. అంతము లేని పేర్ల గలవాడు. సమస్త అధికారులకే అధికారి, వాటిని శాసిస్తున్న శాసకుడు. సర్వ మంత్రాలు స్తోత్రాలు ఇమిడి ఉన్న ఏకైకుడు. అతనినే నేను తలుస్తున్నాను, అతనినే నేను ధ్యానించుచున్నాను. ఎన్ని ధర్మ గ్రంథాలు వచ్చినా బోధిస్తున్న బోధన ఒక్క అల్లా కొరకే. అదే అల్లా కొరకు బోధిస్తున్న బోధన కంఠోపనిషత్తు గ్రంథంలో ఏకేయవో నా దుత్యో ఎతస్తే నా బ్రహ్మ నా విష్ణో నా సూర్యో నా అగ్ని నా చంద్రో నా తారక. ఆ దేవుడు ఒక్కడే, ఆయనకి సాటి మరొకడు లేడు. ఆయనకన్నా ముందు విష్ణువు లేడు, ఆయనకన్నా ముందు సూర్యుడు లేడు, ఆయనకన్నా ముందు చంద్రుడు లేడు, ఆయనకన్నా ముందు నక్షత్ర తారకులు లేకుండెను అని. అదే విషయాన్ని ఋగ్వేదంలో బోధిస్తున్న బోధన బ్రాహ్మణం పూర్వ సృష్టిం హి సర్వం బ్రహ్మం ఇదం జగత్. సర్వము బ్రహ్మ సృష్టితాలే, అందరం అతని బిడ్డలమే. ఏ విధంగా బోధించినా, ఏ భాషలో బోధించినా అల్లా తబారుకు తాలా యొక్క ఏకత్వాన్నే బోధిస్తున్నాయి తప్ప అల్లా తబారుకు తాలాలో ద్వితీయ తత్వాన్ని బోధించట్లే. అటువంటి అల్లా తబారుకు తాలా మన నుండి ఆశించే ఆశయాన్ని మనం మంట కలిపి ఈరోజు కులాలుగా మతాలుగా జాతులుగా విభజింపబడి మానవత్వాన్నే మంట కలుపుతున్నాం. అల్లా తబారుకు తాలా మానవులందరికీ సన్మార్గంలో పిలవడానికి ఈ ప్రపంచంలో 100,000 మించిన ప్రవక్తల్ని పంపించాడు. ఆదమలే ప్రవక్త ఆదమలే సలాతు సలాం గారి దగ్గర నుండి అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో సర్వ ప్రవక్తలు బోధిస్తున్న బోధన కులు లా ఇలాహా ఇల్లల్లా తుఫ్లిహున్. లా ఇలాహా ఇల్లల్లాని ఒప్పుకోండి, మీరు ప్రపంచంలో పరలోకంలో ముక్తిని మోక్షాన్ని పొందుతారు. అదే విషయాన్ని హిందూ ధర్మ శాస్త్రాలు బోధిస్తున్నాయి. లా ఇలాహా హరణే పాపం ఇల్లల్లాహు పరమ పదం. లా ఇలాహా ఇల్లల్లా సమస్త పాపాలని క్షమిస్తుంది. ఇల్లల్లాహు పరమ పదం, దానికి మించిన పదమే లేదు. అటువంటి గొప్ప పదాన్ని అల్లా తబారుకు తాలా ప్రవక్తల ద్వారా మనకు తెలియజేసి అల్లా తబారుకు తాలా కోరుకున్న కోరిక ఏమిటో అల్లా తబారుకు తాలా స్పష్టంగా తెలియజేశాడు. లా అంటే ధిక్కరించడం. అల్లా తప్ప వేరు పూజ్యుడు లేడు, అల్లా తప్ప వేరే ఆరాధకుడు లేడు. అల్లా తబారుకు తాలా ఆరాధనకి అర్హుడు, అల్లా తబారుకు తాలా పూజకే అర్హుడు. అల్లా తబారుకు తాలాది కాదని, అల్లా తబారుకు తాలాని కాదని ఎవరైతే ఎన్ని విధాలైన మార్గాలు అనుసరిస్తారో వాళ్ళందరూ కూడా నష్టపోతారని చెప్పి అల్లా తబారుకు తాలా తెలియజేశాడు. అదే అల్లా తబారుకు తాలా యొక్క ఏకత్వం కోసం, ఉపనిషత్తు గ్రంథంలో బోధిస్తున్న బోధన సత్యం జ్ఞానం అనంత బ్రహ్మ ఆనందం రూపం అమృత యద్విభాతి శాంతం అద్వైతం శుద్ధయా పాప విద్ధం. ఆ దేవుడు ఒక్కడే, సచ్చిదానంద స్వామి స్వరూపుడు, అప్రమేయుడు, ఆధారరహితుడు, అద్వితీయుడు, అనంతుడు అని. అల్లా తబారుకు తాలా గొప్పవాడని, అల్లా తబారుకు తాలాకి మించిన వాడు లేడని, అల్లా తబారుకు తాలా ద్వితీయమే లేడని, అల్లా తబారుకు తాలా ఎవరి మీద ఆధారపడడని, సర్వ జాతులు సర్వ కులాలు సర్వ మతాలు ఎన్నైతే విభజింపబడ్డాయో సమస్త మానవులైన ప్రతి ఒక్కరూ, సమస్త జీవరాశులైన ప్రతి ఒక్క జీవరాశి అల్లా తబారుకు తాలా మీద ఆధారపడి జీవించాలని, మరి అటువంటి అల్లా తబారుకు తాలాతో కొనియాడే నిమిత్తం అల్లా తబారుకు తాలా ఖురాన్ గ్రంథంలో సూరా ఫాతిహాలో అల్లా తబారుకు తాలా తన తలకు గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త పొగడ్తలన్నీ నీకే చెల్లు, నువ్వు సమస్త జీవరాశులకి సమస్తానికే అధికారివి. అర్రహ్మానిర్ రహీం, నువ్వు అమతంగా కరుణించేవాడివి, ఎక్కువగా అనుగ్రహించేవాడివి. మాలికి యౌమిద్దీన్, నువ్వు సన్మార్గానికి అధికారివి. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తాయిన్, మేము నిన్నే వేడుకుంటున్నాము, నీ దగ్గరే అర్థిస్తున్నాము. ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం, మమ్మల్ని ఆ మార్గంలో నడిపించు. ఏ మార్గంలో ప్రవక్తల్ని నడిపించావో, ఏ మార్గంలో సహాబాల్ని నడిపించావో, ఏ మార్గంలో తాబయీలను నడిపించావో, ఏ మార్గంలో తమ తాబయ్యలను నడిపించావో, ఏ మార్గంలో ఔలియాని నడిపించావో, ఏ మార్గంలో పుణ్యాత్ములు నడిపించావో, ఏ మార్గంలో మహాపురుషులు నడిపించావో, అటువంటి మార్గంలో మమ్మల్ని నడిపించు. గైరిల్ మగ్జూబి అలైహిం వలజ్వాలీన్, ఆమీన్. మమ్మల్ని ఆ మార్గం నుండి కాపాడు. ఏ మార్గంలో దుష్మన్లు నడిచారు, ఏ మార్గంలో దుర్మార్గులు నడిచారు, ఏ మార్గంలో ఫిరోన్ నడిచాడు, ఏ మార్గంలో హారూన్ నడిచాడు, ఏ మార్గంలో హామాన్ నడిచాడు, ఏ మార్గంలో నమ్రూత్ నడిచాడు, ఏ మార్గంలో నీచుడు నడిచాడు, అటువంటి మార్గం నుండి మమ్మల్ని కాపాడు. అటువంటి మార్గం నుండి మమ్మల్ని కాపాడు. తదస్తు, మరి అల్లా తబారకు తాలా తన యొక్క గొప్పదనాన్ని తన యొక్క గ్రంథంలో కాక సమస్త గ్రంథాల్లో కూడా అల్లా తబారకు తాలా తెలియజేస్తున్నాడు, నాకు నేనే సాటి, నాకు నేనే సాటి. నేను తప్ప ఆ ప్రపంచాన్ని సృష్టించే సృష్టికర్త లేడు, నేను తప్ప ప్రపంచ జీవరాశుల్ని పాలించే పాలకుడు లేడు, నేను తప్ప ప్రపంచపు ఆ జీవరాశుల యొక్క ఆహార బాధ్యతలు అవసరాలు తీర్చే గొప్పవాడు లేడు. అటువంటి అల్లా తబారకు తాలా మనందరినీ సన్మార్గంలో నడిపించడానికి అల్లా తబారకు తాలా పంపించిన ప్రవక్తలు ఎన్నో త్యాగాలు ఎన్నో కష్టాలు అనుభవించి సర్వ మానవులందరినీ సన్మార్గపు బాట వైపు పిలిచారు. సర్వ మానవుల్ని సన్మార్గపు బాట వైపు పిలిచారు. ఆదమ్ అలైహి సలాతు వసలాం తన తలకు సంతతి మీద మెహనత్ చేశారు. అల్లా తబారకు తాలా ఎంతమందిని అయితే ఒప్పుకున్నారో అంతమందిని సన్మార్గంలో నడిపించారు. అల్లా తబారకు తాలా వాళ్ళని కామియాబ్ చేశారు. హజరత్ నూహ్ అలైహి సలాతు వసలాం 950 సంవత్సరాలు తన తలకు సంతతి మీద విశ్వాసం యొక్క మెహనత్ చేసి అల్లా తబారకు తాలా యొక్క మార్గంలో ఆహ్వానించి ఆయన ఎన్నో విధాలైన కష్టాలను అనుభవించారు. అల్లా తబారకు తాలా ఆయన తలకు సంతతిలో ఎంతమంది అయితే కోరుకున్నాడో, ఎంతమంది అయితే మార్గాన్ని చూపించాడో, అంతమందిని అల్లా తబారకు తాలా సన్మార్గాన్ని ఇచ్చి అల్లా తబారకు తాలా ఆయన్ని కాపాడాడు. అదేవిధంగా హజరతే మూసా, అదేవిధంగా హజరతే ఇబ్రాహీం, అదే విధంగా హజరతే ఇస్మాయిల్, అదే విధంగా అల్లా తబారకు తాలా పంపించిన 1,23,999 మంది ప్రవక్తలు కూడా బోధించే బోధన ఒక్కటే. ఓ జనులారా, ఓ మానవులారా, సర్వాన్ని సృష్టించే సృష్టికర్త ఒక్కడే, ఆయనే అల్లాహ్. ఆయనకి సరి సమానులు లేరు. ఆయన అల్లా తబారకు తాలా ప్రపంచంలో అల్లా తబారకు తాలాని పూజించే వాళ్ళని, అల్లా తబారకు తాలాని ధిక్కరించే వాళ్ళని, ఈ ప్రపంచంలో అల్లా తబారకు తాలా అన్ని విధాలైన అవసరాలు తీర్చినా రేపు మానవులందరూ కూడా ప్రపంచాన్ని వదిలి పరలోక జీవితాన్ని అనుభవించాలి. అక్కడ అల్లా తబారకు తాలా సన్మార్గంలో నడిచేవాడి పరలోకాన్ని తీర్చిదిద్దుతాడు, దుర్మార్గంలో నడిచేవాడి పరలోకాన్ని పూర్తిగా కష్టాలతో కూడుకున్నట్టుగా చేసేస్తాడు, కష్టాలు పాలు చేసేస్తాడు. అందుకోసం ప్రవక్తలు అల్లా తబారకు తాలా పంపించి తన తలకు బాధ్యత తను పూర్తి చేశాడు, తన యొక్క బాధ్యతని పూర్తి చేశాడు. హజరత్ ఈసా అలైహి సలాతు వసలాం గారు కూడా ఈ ప్రపంచంలో ఒకే ఒక అల్లా యొక్క దావతి ఇచ్చుతూ తిరిగేవారు. లా ఇలాహ ఇల్లల్లా, ఈసా రూహుల్లా, అల్లా తప్ప వేరు పూజ్యుడు లేడు. అల్లా తబారకు తాలా తన తలకు గొప్పతనంతో కన్య గర్భం నుండి నన్ను అల్లా తబారకు తాలా పుట్టించాడు. కన్య గర్భం నుండి అల్లా తబారకు తాలా నన్ను పుట్టించాడు. ఓ జనులారా, ఓ సంతతి వారులారా, అల్లా తబారకు తాలాని నమ్మండి, అల్లా తబారకు తాలా మార్గంలో రండి అని చెప్తూ హజరత్ ఈసా అలైహి సలాతు వసలాం బోధిస్తే ఈ రోజు గతించిన ధర్మాన్ని నమ్ముకొని ప్రజలు ఏవేవో ఆరాధనలు అని చెప్తూ ప్రపంచపు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదే అల్లా హజరత్ ఈసా అలైహి సలాతు వసలాం గారు బైబిల్ గ్రంథంలో బోధించారు. మత్తయిసు వార్త 8:21-29 ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యమందు ప్రవేశింపడు, కానీ పరలోక రాజ్యమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా, ప్రభువా ప్రభువా నీ నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, ప్రభువా ప్రభువా నీ నామమున మేము అద్భుతములు చెయ్యలేదా అందరు. నేను మిమ్ములను ఎప్పుడూ ఎరుగను, అక్రమములు చేయువారులారా నా వద్ద నుండి పొండి అని మిమ్మల్ని నేను పాలద్రోలుదును. ఈ మాటలు విని సన్మార్గంలో నడిచేవాడు బండ మీద తన ఇంటిని కట్టిన పోలేవలే ఉండును. బండ మీద ఇల్లు కడితే గాలి వీసినా సుడిగాలి వీసినా వీసిన గాలి వీసినట్టే పోవును, ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా నిలబడును. ఈ మాట విని సన్మార్గంలో నడవనివాడు ఇసుక మీద తన ఇంటిని కట్టిన పోలేవలే ఉండును. ఇసుక మీద ఇల్లు కడితే గాలికి నేల రాలును. అటువంటి హజరత్ ఈసా అలైహి సలాతు వసలాం గారు అల్లా తబారకు తాలా గొప్పతనాన్ని ఈ రోజు కూడా బోధిస్తున్నారు. దాన్ని మనం అర్థం చేసుకోవడంలో మనం వెనుకబడుతున్నాం. అదే కనుక మనం అర్థం చేసుకుంటే సర్వాన్ని సృష్టించే సృష్టికర్త ఒక్కడే అని చెప్తూ ప్రతి ఒక్కరూ ఒప్పుకోక మానరు. అటువంటి గొప్పవాడు అల్లా తబారకు తాలా. ప్రవక్తుల యొక్క త్యాగాల్ని భరించాడు, ప్రవక్తుల యొక్క త్యాగాల్ని భరించాడు, సమస్త మానవుల యొక్క సన్మార్గాన్ని అల్లా తబారకు తాలా ఆహ్వానించాడు. ఈరోజు మానవుడు సన్మార్గాన్ని వదిలి దుర్మార్గంలో వెళ్తున్నాడు. ఈరోజు మానవుడు సన్మార్గం కన్నా దుర్మార్గాన్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మానవుడు వినాశనమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ అల్లా తబారకు తాలా అంటున్నాడు, ఓ మానవా, నీవు నాకు చాలా మోసం చేస్తున్నావు. నేను ఇచ్చేది తింటున్నావు, నేను ఇచ్చేది తొడుగుతున్నావు, నేను ఇచ్చేది త్రాగుతున్నావు, నేను కట్టిన గృహాల్లో ఉంటున్నావు, కానీ నా తలకు ఆరాధన ధిక్కరిస్తున్నావు, నా తల గొప్పతనాన్ని వ్యతిరేకిస్తున్నావు, నా తల గొప్పతనాన్ని వ్యతిరేకిస్తున్నావు. ఈరోజు మానవుడి యొక్క పరిస్థితులు అల్లా తబారకు తాలా వివరిస్తున్నాడు. ఏ విధంగా అయితే అల్లా తబారకు తాలా వివరిస్తున్నాడో అదే విధంగా మానవుడు ఈ ప్రపంచ జీవితాన్ని గడుపుతున్నాడు. అదేవిధంగా ఈ మానవుడు ప్రపంచ జీవితాన్ని గడుపుతున్నాడు. అల్లా తబారకు తాలా కోరే విధానం ఈరోజు మానవ జీవితంలో కొరవడింది. అల్లా తబారకు తాలా నచ్చే పద్ధతి ఈరోజు మానవుడి జీవితంలో వ్యర్థంగా తలుస్తున్నాడు. కాబట్టే దాన్ని ఆచరించడంలో వెనకబడుతున్నాడు. అల్లా తబారకు తాలా కోరేది ప్రతి మానవుడి జీవితంలో లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లా తప్ప వేరు పూజ్యుడు లేడని నమ్మండి. ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రతి పద్ధతిలో మంతాలకు సాఫల్యం ఉందని ఒప్పుకోండి. ఏ విధంగా మంతాలకు ప్రవక్త చేశారు, ఏ విధంగా మంతాలకు ప్రవక్త నడిచారు, ఏ విధంగా మన ప్రవక్త అనుసరించారు, అదే విధానాన్ని పాటించడం మన మీద అల్లా తబారకు తాలా విధిగా చేశాడు. అందుకోసం అల్లా తబారకు తాలా లా ఇలాహ ఇల్లల్లా పక్కన ముహమ్మదుర్ రసూలుల్లా తన తలక నామాన్ని జోడించాడు. ప్రతి ఒక్కరు హృదయంలో నా తలక గొప్పతనం దిగాలి, ప్రతి ఒక్కరి శరీరం మీద నా తలకు ప్రవక్త కనిపించాలి. అప్పుడు వాడు సన్మార్గానికి అధికారి అవుతాడు, స్వర్గానికి చేరుకోవడానికి సులభం యొక్క మార్గాన్ని పొందుతాడు, సులభం యొక్క మార్గాన్ని పొందుతాడు. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పవిత్రమైన మక్కా నగరంలో ఎప్పుడైతే జన్మించారో ఆ జన్మించక ముందు మక్కా నగర పరిస్థితులు ఎంతో వినాశనంగా ఉండేవి, ఎంతో వినాశనంగా ఉండేవి. పవిత్రమైన కాబా గృహంలో 360 బొమ్మలు, 360 విగ్రహాలు, రోజుకొక సంబరం, రోజుకొక మేళ, రోజుకొక సంబరం, రోజుకొక మేళ చేస్తూ బట్టలు నగ్నంగా ఇప్పి వెంటి మీద నిలిపోగంత వస్త్రము లేకుండా కాబా గృహం చుట్టూ ఆ విగ్రహాల్ని పూజించుకుంటూ ఆడ మగ ప్రదక్షిణలు చేసేవారు, ఆడమగ ప్రదక్షిణలు చేసేవారు, రోజుకొక సంబరం చేసేవారు. ఈ బొమ్మ ద్వారా గాలిని పొందుతాం, ఈ విగ్రహం ద్వారా వానని పొందుతాం, ఈ విగ్రహం ద్వారా ఎండని పొందుతాం, ఈ విగ్రహం ద్వారా నీటిని పొందుతాం. ఇదే విధంగా ప్రపంచ అవసరాలన్నీ కూడా ఇస్తున్నట్టు ఆ విగ్రహాల్ని భావించి వాటి యొక్క ఆరాధన చేసేవారు, వాటి కోసం నగ్న ప్రదక్షిణలు చేసేవారు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజ్రత్ ఆమినా గర్భం నుండి ప్రపంచ గర్భంలోకి ఎప్పుడైతే పుట్టారో, ప్రపంచ గర్భంలోకి ఎప్పుడైతే వచ్చారో, దైవ గృహంలో ఉన్న 360 బొమ్మలు కూడా సజ్దా చేశాయి. దైవ గృహంలో ఉన్న 360 బొమ్మలు కూడా సజ్దా చేశాయి, సాష్టంగ నమస్కారం చేశాయి అల్లాకి. ఎందుకంటే అల్లా తబారకు తాలాకి నచ్చేది సాష్టంగ నమస్కారం. ఏమంటారు, సాష్టాంగ నమస్కారం కాదు అష్టాంగ నమస్కారం. అష్టంగ 8 అంగాలతో చేసే నమస్కారం, దాన్ని సజ్దా అంటారు. సాష్టాంగం కాదు, అష్టంగ నమస్కారాలు చేశాయి. ఆ అష్టంగ నమస్కారం కోసం శ్రీరామచంద్రుడు శ్రీరామ తత్వామృత గ్రంథం అనే గ్రంథంలో బోధించాడు. తన తాలూక శిష్యులతో అంటున్నాడు, మనోవాక్కాయ నమః. గురువుగారు మనోవాక్కాయ నమః అంటే ఏమిటి? మనస్తో సంకల్పించు, నోటితో చదువు, కాయ శరీరంతో ఆచరించు. ఈరోజు కాయని మనం టెంకాయగా భావించి కొడుతున్నాం, కాదు, కాయ అంటే శరీరం. ఏ విధంగా చెయ్యాలో చెప్పండి అన్నారు. ప్రథమం తారకం చేయవా, ద్వితీయం దండమర్చతే, తృతీయం కుండలాకారం, చతుర్థం అర్ధచంద్రకం, పంచమం బిందు సంయుక్తం, ఓం నిత్య జ్యోతి రూపకం. ప్రథమం తారకం చేయి, మొదట నువ్వు నిటారుగా నిలబడు, ద్వితీయం దండమూర్చతే, నీతలకు రెండు చేతుల్ని ముడుచుకో. తృతీయం కుండలాకారం, కుండవలే రుకు చేయి. చతుర్థం అర్ధచంద్రకం, అర్ధచంద్రుడు వలె ఖాయిదాలో కూర్చో. పంచమం బిందు సంయుక్తం, నీ తలక నువ్వు చేసే ఆచరణ మనస్ఫూర్తిగా నిగ్రహంగా పాటించు. ఓం మనందరం చేస్తున్న ఇటువంటి గొప్ప ఆచరణని అల్లా తబారక్ తాల నిత్య జ్యోతి వలె స్వీకరిస్తాడు, నిత్య జ్యోతి వలె స్వీకరిస్తాడు. ప్రతి ధర్మంలో ప్రతి ధర్మాన్ని బోధించే ప్రతి ఒక్కరు కూడా అల్లా తబారక్ తాల యొక్క ఆరాధన ఏ విధంగా చెయ్యాలో చెప్పారు. ఆ ఆరాధన పద్ధతినే 360 బొమ్మలు అష్టంగ నమస్కారం చేశాయి. అష్టంగ నమస్కారం జహాలతులో ముందుండేది కాబా, జహాలతులో ముందుండేది మక్కా. మక్కా పురంలో మక్కా పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండేవి. ఎప్పుడైతే మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లా తబారక్ తాలా ప్రవక్త పదవి ఇచ్చారు, ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి బోధించేవారు, ప్రతి ఒక్కరికి కూడా బ్రతిమలాడేవారు. కులు లా ఇలాహా ఇల్లల్లా తుఫ్లిహూన్, లా ఇలాహా ఇల్లల్లాని జీవిత ఆశయంగా మార్చుకోండి, లా ఇలాహా ఇల్లల్లాని ఒప్పుకోండి, మీరు ప్రపంచంలో సాఫల్యం, పరలోకంలో సాఫల్యం. మనం పూజిస్తున్న విగ్రహాలలో ఎటువంటి శక్తి లేదు, మనం నమ్ముకున్న బొమ్మల్లో ఎటువంటి లాభం లేదు. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అల్లా తబారక్ తాలా ఒక్కడే. లాభాన్నిచ్చే శక్తి, నష్టాన్నిచ్చే శక్తి అల్లా తబారక్ తాలా చేతిలో ఆధీనంలో ఉన్నాయి. ఆ మాటని గమనించండి. అవిశ్వాసులు మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెట్టేవారు, చిత్రహింసలు పెట్టేవారు, ఎగతాళి చేసేవారు, ప్రవక్త గారి నెత్తురు కళ్ళారా చూసేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎన్నో విధాలుగా బాధించేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎన్నో విధాలుగా బాధించేవారు. వాళ్ళ పని వాళ్ళు చేసేవారు, నగ్నంగా మక్కా చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఎప్పుడైతే ఊరు నుండి ఇంకో ఊరు వెళ్ళాలని అవసరం వస్తుందో పగలు ఎలా చేసుకుండేవారు, ఈరోజు రాత్రి మంతాలకు ప్రయాణం ఫలానా ఊరికి, మీరందరూ కూడా సిద్ధమైపోండి, మీరందరూ కూడా సిద్ధమైపోండి. ఎప్పుడైతే ఎలాను వినేవారో అవిశ్వాసులు అందరూ కూడా ఏం చేసేవారు, ప్రయాణానికి సిద్ధపడేవారు. వాళ్ళతో పాటుగా కొంత సత్తుపిండి పట్టుకుండేవారు, ఆ సత్తుపిండిని పట్టుకొని నడుస్తూ వెళ్ళేవారు. ఎక్కడైతే వాళ్ళకి ఆకలేస్తుందో అక్కడ ఆ పిండిని నీటితో కలిపి ముద్దగా చేసేవారు, ఆ ముద్దని ఒక బొమ్మగా చేసేవారు, ఆ బొమ్మని పూజా పునస్కారాలు చేసేవారు, ఆ బొమ్మ చుట్టూ నగ్న ప్రదక్షిణలు చేసేవారు. ఆ ఆకలి ఎక్కువైతే ఎప్పుడైతుందో, ఆకలి ఎక్కువగా అనిపించేటప్పుడు ఆ బొమ్మని ముద్దగా చేసి ఎవరి చేతికి ఎంత ముద్ద దొరికితే అంత ముద్ద తినేవారు, అటువంటి వినాశనమైన పరిస్థితుల్లో ఏ ఇంట్లో ఆడపిల్ల పుడితే అవమానంగా భరించేవారు, ఆడపిల్ల పుట్టిన కన్న తల్లిదండ్రులకి జరిమానా విధించేవారు. ఆ తల్లిదండ్రులు ఇంటి నుండి సిగ్గుపడి బయటకు వచ్చేవారు కాదు, ఆడపిల్లల్ని సజీవ సమాధి చేయడానికి మనుషులు ఉండేవారు, వాళ్ళ చేతికి ఆడపిల్లల్ని ఇస్తే సజీవ సమాధి చేసేవారు, ఈ ఇంటిలో ఉన్న ఒంటి ఎదురింటిలో ఉన్న వాడి తలక నీరు తాగితే వాళ్ళ తలక యుద్ధాలు ప్రకటించేవారు. యుద్ధాలు చేస్తూ వాళ్ళ తలక కుటుంబం అంతమయ్యేది. అంతమవుతూ తన తలక పిల్లల్ని పిలిచి చెప్పేవారు, బాబు నాతో వాడి తలకు శత్రుత్వం ఉంది, అందుకోసం నీకు నేను వసీయత్ చేస్తున్నాను, అయితే నీ చేతిలో వాడైనా చచ్చిపోవాలి, లేదంటే వాడి చేతిలో నువ్వైనా చచ్చిపోవాలి. ఇదే విధంగా ఏళ్ల తరబడి దెబ్బలాట్లాడేవారు, ఏళ్ల తరబడి యుద్ధాలు చేసేవారు. అటువంటి స్థితులలో ఇమాముల్ అంబియా, తాజ్దారే మదీనా, అహ్మదే ముస్తఫా, సర్కారుదో ఆలం ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిమ్మత్ చేశారు, నిబ్బరం చేశారు, అల్లా యొక్క మద్దతు తీసుకున్నారు, అల్లా తబారక్ తాలాతో వాగ్దానం చేశారు, యా అల్లా ఎటువంటి పరిస్థితుల్లోనైనా నీ సహాయం ఉంటే చాలు, వీళ్ళందరినీ కూడా ఇన్షా అల్లా మారుస్తానని చెప్తూ వాళ్ళ తలకు హృదయాల మీద మేనత్ చేశారు, ఇంటింటికి వెళ్ళేవారు. వెళ్ళిన ప్రతి ఇంటికి 70 సార్లు వెళ్ళేవారు, ఒక్కొక్క సహాబా దగ్గరికి 100 సార్లు వెళ్ళేవారు. 101వ సారి వెళ్ళేసరికి ఆ సహాబాకి అల్లా తబారక్ తాలా హిదాయత్ ఇచ్చేవారు, ఆ సహాబా దువా చేసేవారు, అల్లా నువ్వు ఎంత గొప్పవాడివి, ఎంత గొప్ప ప్రవక్తని పంపించామా సన్మార్గకర్తగా, 100 సార్లు మా దగ్గరికి వస్తే 100 విధాలుగా దూషించాం, నూట ఒకటోసారే కనుక ఆయన రాకపోతే నేను ముసల్మాన్గా మారడం నా కోసం కష్టం, నేను విశ్వాసపరుడిగా మారడం నా కోసం కష్టం అని చెప్తూ దువా చేసేవారు. అటువంటి కఠినాతి కఠినమైన స్థితుల్లో మన ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు పవిత్రమైన మక్కా నగరంలో మేనత్ చేశారు. ఎప్పుడైతే సహాబాల యొక్క జీవితంలో దీన్ వచ్చిందో, సహాబాల యొక్క హృదయాలు ఎప్పుడైతే మెత్తబడ్డాయో, దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహాబాల్ని పరీక్షించే నిమిత్తం ఒకరోజు ఉపన్యాసాన్ని ఇస్తూ ఒక పసి పాపని ఆడపిల్లని తంతలకు ఒళ్ళో కూర్చోబెట్టి ఉపన్యాసాన్ని చెప్తూ అడిగారు, ఎవరైనా ఉన్నారా ఈ పాపని పెంచేవాళ్ళు? హజ్రత్ అబూబకర్ సిద్దీక్ రజియల్లాహు తాలాను లేచారు. ఓ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ పాపను నేను పెంచుకుంటాను. ఏ అబూబకర్, నువ్వెలా పెంచుతావు? ఏముంది, నేను తినే తిండిలో కొంత తిండిని పాపని తినిపిస్తాను, నేను వేసుకున్న వస్త్రాల్లో కొన్ని వస్త్రాలు పాపకు తొడిగిస్తాను, ఖురాన్ గ్రంథాన్ని చక్కగా చదివిస్తాను, మంచి యోగుణ్ణిచ్చి నికా చేస్తాను. హజ్రత్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు తాలాను లేచారు. ఓ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా, ఆ పాపను నేను పెంచుకుంటాను. ఏ ఉమర్, నువ్వెలా పెంచుతావు? ఏముంది ప్రవక్త, నేను తింటున్న తిండిలో కొంత తిండిని తినిపిస్తాను, నేను వేసుకున్న వస్త్రాల్లో కొన్ని వస్త్రాలు వేయిస్తాను, ఖురాన్ గ్రంథాన్ని చక్కగా నేర్పిస్తాను, ఒక మంచి యోగ్యుడిని వచ్చి వివాహం చేస్తాను. హజ్రత్ బిలాల్ రజియల్లాహు తాలాను లేచారు. ఓ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ పాపని పెంచుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఏ బిలాల్, నువ్వెలా పెంచుతావు? ఏ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను పస్తుంటాను, పాప యొక్క కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తాను, నేను గుడ్డల్ని వేసుకొను, గోదెల్ని చుట్టుకొని వాటికి ముళ్ళని దోపుకుంటాను, పాపకి నా తాహత కొలది వస్త్రాల్ని కుట్టిస్తాను, ఖురాన్ గ్రంథాన్ని చక్కగా వేయిస్తాను, ఒక మంచి యోగ్యుడిచ్చి నికా చేస్తాను. ఏ ఇంట్లో ఆడపిల్ల పుడితే అవమానంగా భరించేవారు, ఏ ఇంటి ఆడపిల్లల్ని సజీవ సమాధి చేసేవారు, ఇమాము లంబియా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళ తలక హృదయాల మీద మేనత్ చేస్తే, వాళ్ళ తలకు హృదయంలో అల్లా తబారు తాలా గొప్పతనం దిగిన తర్వాత, సన్మార్గంలో నడిచిన తర్వాత, వాళ్ళ తలకు హృదయాలు మెత్తబడిన తర్వాత, ఇమాము లంబియా పెట్టే పరీక్షలో ప్రతి సహాబాని ఎక్కడానికి ప్రయత్నించారు, ఒకరి మీద ఒకరు త్యాగాన్ని వెచ్చించారు. దేనికి? దీన్ అన్నది వాళ్ళ తలకు జీవితంలో వచ్చే ఒక గొప్ప బరకత్ వల్ల. దీనన్నది వాళ్ళ జీవితంలో వచ్చినందుకు బరకత వల్ల. అందుకోసం సోదరులారా, దీనన్నది మానవుడి యొక్క జీవితాన్ని మార్చేది, దీనన్నది మానవుడికి సన్మార్గంలో నడిపించేది, దీని ద్వారా మానవుడికి అల్లా తబారు తాల దగ్గర అవుతాడు, అల్లా తబారు తాలకి మానవుడు దగ్గర అవుతాడు, అల్లా తబారు తాల అంటున్నాడు, దీని దారుడు నా ఒక్క నా తనక భక్తుడు, దీని దారుడు నా యొక్క భక్తుడు, ఎవరి జీవితంలో అయితే దీని ఉంటుందో వాడు ప్రపంచంలో తీర్చిదిద్దుతాను, పరలోకాన్ని వాడి కోసం ఆసాన్ అంటే సులభం చేస్తాను. సులభం అల్లా తబారు తాలా ఈరోజు మనం ఊహిస్తూ ఉంటాం. అల్లాన్ని పూజించే వాడికి కష్టాలున్నాయి, అల్లాన్ని ధిక్కరించే వాడికి కష్టాలున్నాయి, అల్లా తబారు తాలాకు పూజించే వాడికి సుఖాలున్నాయి, అల్లా తబారు తాలాకు ధిక్కరించే వాడికి సుఖాలున్నాయి కాదు. ఈ ప్రపంచపు జీవితంలో కష్ట సుఖాలన్నవి ఎత్తు పల్లాల్లాంటివి. ప్రపంచపు సుఖం శాశ్వతం కాదు, ప్రపంచపు కష్టం శాశ్వతం కాదు. పరలోక సుఖం, పరలోక కష్టం శాశ్వతమైనది. అల్లా తబారుకు తాలా తన్ను ధిక్కరించే వాళ్ళని పెంచుతున్నాడు, తనని పూజించే వాడిని పెంచుతున్నాడు. అల్లా తబారుకు తాలా గొప్పవాడు. ఎందుకంటే మన అల్లా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, రబ్బిల్ ముస్లిమీన్ కాదు, రబ్బిల్ ఆలమీన్, సమస్త జీవరాశులకి అధికారం అల్లా తబారుకు తాలా. ఏనుగు యొక్క ఆహారం, చీమకి చీమ యొక్క ఆహారం, మానవుడికి మానవుడి యొక్క ఆహారం, కప్పకి కప్ప యొక్క ఆహారం, ఇదే విధంగా 18,000 రకాల జీవరాశులకి 3 పూట్ల ఆహారాన్ని ఇస్తున్న గొప్పవాడు మన అల్లా. అవసరాలు తీరుస్తున్న గొప్పవాడు మనల్లా. వాళ్ళ తలక ప్రపంచపు జీవితం, పరలోక జీవితం యొక్క బాధ్యత వహించిన మహా గొప్పవాడు అల్లా తబారుకు తాలా. అటువంటి అల్లా తబారుకు తాలా అంటున్నాడు, ఓ మానవులారా, ప్రపంచ జీవితంలో మీరు పడి మోసపోకండి. ప్రపంచ జీవితం చాలా చిన్నది. ప్రపంచ జీవితం కన్నా పెద్ద జీవితం సమాధి జీవితం. సమాధి జీవితం కన్నా పెద్ద జీవితం హషర్ జీవితం. హషర్ జీవితం కన్నా అంతులేని జీవితం పరలోక జీవితం. ఆ పరలోకంలో మీకు ముక్తి కావాలంటే నేనే ఒక్కడిగా, నన్నే గొప్పవాడిగా, నాకు తప్ప వేరే పూజ్యుడు లేడు అని మీ తలకు హృదయంలో దించండి, మీ తలకు జీవితంలో ఆచరించండి, తప్పకుండా మీరు నా వాళ్ళగా మారిపోతాడు. అటువంటి గొప్పవాడు మన అల్లా తబారుకు తాలా. అల్లా తబారుకు తాలా తలుచుకుంటే మానవుడికి సమస్త ప్రపంచంలో ఉన్న అవసరాలన్నీ కూడా ఒకేసారి తీర్చగలడు. ఇంకా అల్లా తబారుకు తాలా అంటున్నాడు, ప్రపంచ అవసరాలు తీరడం గొప్ప కాదు, పరలోక అవసరాలు తీరడమే గొప్ప. ఎందుకంటే అల్లా తబారుతాల ప్రపంచ అవసరాల కోసం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మంతలకు తలరాతలు రాసేశాడు. అల్లా తబారుతాల పరలోకాన్ని మంతల కృషి మీద అల్లా తబారుతాల పెట్టాడు. మంతల కృషి మీద, పరలోకం కోసం కృషి చేస్తే పరలోకం ఇస్తాడు, ప్రపంచం కోసం కృషి చేస్తే ప్రపంచం ఇస్తాడు. ప్రపంచం కోసం కృషి చేస్తే ప్రపంచాన్ని ఇస్తాడు, పరలోకం కోసం కృషి చేస్తే పరలోకాన్ని ఇస్తాడు. అటువంటి గొప్పవాడు మన అల్లా. ప్రపంచం కోసం కృషి చేసే వాళ్ళకి ప్రపంచంలో అల్లా తబారుతాల వదిలేస్తాడు. వెళ్ళు, ఏ ధనం కోసం నువ్వు ఆశిస్తున్నావో అదే ధనాన్ని కోరుకో, ఏ ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటున్నావో అదే ఐశ్వర్యంలో చేరిపో, ఏ ఐశ్వర్యంలో చేరాలనుకుంటున్నావో అదే ఐశ్వర్యంలో చేరిపో. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోకు, ఒక్కటి మాత్రం మర్చిపోకు, నీ తాలూకు ప్రపంచ జీవితం అంతం అవుతుంది. అంతం కాని జీవితంలోకి నువ్వు రావాలి, అంతం కాని జీవితంలో నువ్వు ఉండాలి. అక్కడ బాధలు చాలా కఠినమైనవి, అక్కడ సుఖాలు చాలా సంతోషకరమైనవి. అల్లా తబారుతాల తెలియచేశాడు, అల్లా తబారుతాల తెలియచేశాడు. మరి ఎవరైతే అల్లా తబారుతాల మీద విశ్వాసాన్ని పెట్టుకుంటారో అటువంటి వాడిని అల్లా తబారుతాల మారుస్తాడు, అటువంటి వాడిని అల్లా తబారుతాల తీర్చిదిద్దుతాడు. అల్లా తబారుతాల చాలా గొప్పవాడు. ఏ మనిషికి అల్లా తబారుతాల ఎప్పుడు హిదాయత్ ఇస్తాడో తెలియదు. అల్లా తబారుతాల అంటున్నాడు, ప్రయత్నం మానవ లక్ష్యం, ప్రయత్నం మానవుడి యొక్క లక్ష్యం, దాన్ని వాడికి ఫలితాన్ని ఇవ్వడం నా తలక కర్తవ్యం, నా యొక్క కర్తవ్యం. ప్రయత్నం చేస్తే వాడు ప్రయత్నాన్ని ఏ విధంగా అయినా ప్రయత్నం చేస్తాడో అటువంటి ప్రయత్న ఫలితాన్ని పొందుతాడు, అటువంటి ఫలితాన్ని పొందుతాడు. కానీ నేను ఈ ప్రపంచంలో నన్ను కాదని వేరే వాళ్ళని పూజించే వాడిని కూడా నేను చూస్తాను, నన్ను కాదని వేరే వాడిని కొలిచేవాడిని కూడా నేను పెంచుతాను. ఎందుకంటే ప్రపంచంలో నేను మానవుడికి తలరాతని రాసి ఆ తలరాత ప్రకారం ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాను, ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాను. కానీ ఈరోజు మనతలకు మనసులు ఏమవుతాయి, అల్లాని ధిక్కరించేవాడిని అల్లా తబారుతాల చూస్తున్నాడు. అల్లా తబారుతాల చాలా గొప్పవాడు, అల్లా తబారుతాల చాలా గొప్పవాడు. ఒక ఊర్లో ఒక వృద్ధుడు ఉండేవాడు. ఆ వృద్ధుడి జీవితం ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండేది, ఒకే విధంగా ఉండేది. ఆ వృద్ధుడు ఏం చేసేవాడు, ఒక విగ్రహం ముందు కూర్చొని యాసనం యాసనం యాసనం యాసనం యాసనం యాసనం అంటూ తంతలకు పసితనాన్ని గడిపేశాడు. యాసనం యాసనం యాసనం యాసనం యాసనం అంటూ తంతలకు యవ్వనాన్ని గడిపేశాడు. యాసనం యాసనం యాసనం యాసనం అంటూ తంతలకు వృద్ధాప్యాన్ని గడిపాడు. ఇదే విధంగా తంతలకు జీవితంలో మూడు భాగాలు గడిచాయి, మూడు భాగాలు గడిచాయి. చాలా వృద్ధాప్యంలోకి వచ్చేశాడు. ఆ రాతి ముందు కూర్చున్నాడు, ఆ రాతికి సమారించాడు, శుభ్రం చేసుకున్నాడు, పూజ ప్రారంభించాడు. యాసనం యాసనం యాసనం యాసనం యా సమద్, ఏమన్నాడు, యాసనం యాసనం యాసనం యా సమద్. అంటే యాసనముకు బదులుగా ఒక్కసారి యా సమద్ అని వచ్చేసింది. దైవ సింహాసనం మీద కూర్చున్న అల్లా తబారుతాల, ఏడవ ఆకాశం మీద కూర్చున్న అల్లా తబారుతాల అంటున్నాడు, లబ్బయే కాబుది లబ్బయే కాబుది లబ్బయే కాబుది, ఓ నా భక్తుడా నీ దరికి నేను చేరుకుంటున్నాను. దేవదూతలు అంటున్నారు, అల్లా వాడి తాలూకు పసితనం నిన్ను ధిక్కరించి గడిపాడు, వాడి తాలూకు యవ్వనం నిన్ను ధిక్కరించి గడిపాడు, వాడి తాలూకు వృద్ధాప్యం నిన్ను ధిక్కరించి గడిపాడు. ఈరోజు కూడా వాడి తాలూకు నామస్మరణ నిన్ను ధిక్కరించేది, ఈరోజు కూడా వాడి తాలూకు నామస్మరణ నిన్ను ధిక్కరించేది. నిన్ను ధిక్కరిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు, నిన్ను ధిక్కరిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. అటువంటి వాణ్ణి ఈరోజు యా సనంకి బదులుగా యా సమదని చెప్తూ వస్తే ఆదుకోవడానికి సిద్ధపడతావా? నీతలకు గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నాం, నీతల గొప్పతనాన్ని గ్రహించలేకపోతున్నాం. అల్లా తబారుతాల అంటున్నారు, ఓ దూతలారా, వాడు నేను సృష్టించిన మానవుడే, వాడు కూడా నేను సృష్టించిన మానవుడే. అవివేకంలో ఉన్నాడు, అమాయకత్వంలో ఉన్నాడు. ఆ రాతిని దైవంగా భావించాడు, ఆ రాతి ముందు తంతలకు పసిదానాన్ని గడిపాడు, ఆ రాతి ముందు తంతలకు యవ్వనాన్ని గడిపాడు, ఆ రాతి ముందు తంతలకు వృద్ధాప్యాన్ని గడిపాడు. ఈరోజు ఆ రాయి యొక్క నామస్మరణ ఆ రాతిని ఆచరిస్తూ ఆరాధిస్తూ ఆరాధిస్తూ యాసనం యాసనం యాసనం అంటూ యా సమద్ అని చెప్తూ నన్ను కొలిచాడు. పసితనం మొత్తం ఆరాధన చేసిన ఆ రాయి తనకి ఎటువంటి లాభాన్ని ఇవ్వలేదు, యవ్వనం మొత్తం ఆరాధన చేసిన ఆ రాయి ఎటువంటి లాభాన్ని ఇవ్వలేదు, వృద్ధాప్యం మొత్తం ఆరాధన చేసిన ఆ రాయి ఎటువంటి లాభాన్ని ఇవ్వలేదు, కానీ ఈరోజు యాసనంకి బదులుగా యాసమద్ అని చెప్తూ నన్ను తెలిచాడు. నేను కూడా ఎటువంటి లాభాన్ని ఇవ్వలేదనుకో, నాకు ఆ రాయికి తేడా ఏమిటి? నాకు ఆ రాయికి తేడా ఏమిటి? అందుకోసం భక్తుడి సేవ కోసం నేను సిద్ధపడుతున్నాను. అటువంటి గొప్పవాడు మన అల్లా. అల్లా తబారుతల అంటున్నాడు, హిరుసుల్ దునియా అజాబుల్ మౌత్, ఎవరైతే ప్రపంచాన్ని సంపాదించాలని పాకులాడతాడో వాడు అజాబు, భయంకరమైన చావు చేస్తాడు. భయంకరమైన చావు. ఆ చావుతోనే మొదలవుతుంది మానవుడి యొక్క పరలోక జీవితం. ఆ చావుతోనే అంతమవుతుంది మానవుడి యొక్క ప్రపంచపు జీవితం. అందుకోసం సోదరులారా, అల్లా తబారుతాల ఏ విధానాన్ని కోరుతున్నాడో ఆ విధానం మనలో రావాలి. అల్లా తబారుతాల మానవులుగా తీర్చిదిద్ది విశ్వాసపరులుగా జీవించి ఇచ్చి, అల్లా తబారుతాల విశ్వాసాన్ని ఇచ్చి మనల్ని సత్కరించాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంతోమంది సహాబాలు ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది సహాబాలు ప్రాణత్యాగం, విశ్వాసాన్ని కోల్పోయేవారు కాదు, విశ్వాసం కోసం ఎటువంటి త్యాగాన్ని కూడా సిద్ధపడేవారు. ఒక హదీస్ మఫూలో వస్తుంది, హజరత్ అబూ తల్హా రజియల్లాహు తాలాను, హజరత్ అబూ తల్హా రజియల్లాహు తాలాను, ఒక ఖర్జూరపు తోట ఉండేది మదీనా నబవికి ఎదురుగా ఉండేది. ఆ తోట పేరు బైరుహా. ఆ తోట పేరు బైరుహా. ఆ తోటలో నీళ్లు ఎంతో తీయగా ఉండేవి. ఆ తోట యొక్క గాలి సువాసనలతో కూడుకుని చల్లగా ఉండేది. అల్లా తబారుకు తాలా ఆ తోటలో 700 ఖర్జూరపు చెట్లు ఉండేవి. అల్లా తబారుకు తాలా కోరాడు, ప్రపంచంలో ఎవరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తారో దాన్ని నా మార్గంలో త్యాగం చేయండి. ప్రపంచంలో దేన్ని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో దాన్ని నా మార్గంలో త్యాగం చేయండి. హజరత్ అబూ తల్హా రజియల్లాహు తాలాను ఎప్పుడైతే అల్లా తబారుకు తాలా యొక్క హుగుమ్ని, అల్లా యొక్క ఆజ్ఞని విన్నారో, వెంటనే దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి అంటున్నారు, యా రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం, ఓ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అల్లా తబారుకు తాలా దైవదత్త గ్రంథంలో అన్నాడు, అల్లా తబారుకు తాలా దైవదత్త గ్రంథంలో అన్నాడు, ప్రపంచంలో ఎవరు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే దాన్ని తంతలకు మార్గంలో త్యాగం చేయమని. మీకు తెలుసు, మీకు తెలుసు నా తోటని నేను ఎంత అమితంగా ప్రేమిస్తున్నాను, నా తోటని నేను ఎంత అమితంగా ప్రేమిస్తున్నాను. ఆ తోటని అల్లా తబారుకు తాలా ఆజ్ఞానుసారం ఈరోజు నేను దానం చేస్తున్నాను. మీకు ఎవరు అనుకుంటే వాళ్ళని, మీకు నచ్చిన వాళ్ళని ఆ తోట దానం చేసేయండి. మీకు నచ్చిన వాళ్ళని ఆ తోటను దానం చేసేయండి. హజరత్ దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అబూ తల్హా, ఈ తోటని నా తాలకు ఆధీనంలో ఉంచి దానం చేసే కన్నా నీకు నచ్చిన నీతాలు కుటుంబీయులకే దానం చేయడం మేలయ్యా అన్నారు. వెంటనే అబూ తల్హా రజియల్లాహు తాలాను గారు పేదవాళ్ల మీద ఆ తోటని దానం చేసేశారు. పేదవాళ్ళ మీద ఆ తోటను దానం చేసేశారు. అబూ తల్హా రజియల్లాహు తాలాను గారి పరిస్థితులు మారిపోయాయి. అబూ తల్హా రజియల్లాహు తాలాను మీద పేదరికం ఆవరించేసింది. అబూ తల్హా రజియల్లాహు తాలాను ఒకరోజు తన తలకు కుటుంబాన్ని పోషించుకునే నిమిత్తం మదీనా నగరపు వీధిలో నెత్తి మీద బరువైన కట్టెల మోపును మోసుకుంటూ, కాళ్ళకి చెప్పులు లేకుండా మండుతున్న ఎండలో, మాడుతున్న ఇసుకలో, మిట్ట మధ్యాహ్న సమయంలో కట్టెలు నమ్ముకునే నిమిత్తం వస్తున్నారు. ఆ ఎండ యొక్క వేడికి తంతలకు కాళ్ళు పుక్కుతున్నాయి. ఎండ యొక్క వేడికి తంతలకు పెదాలు చిట్లుతున్నాయి. ఆ వెంద యొక్క వేడికి ద్రాహంతో నాలుక మండుతుంది, గొంతు అలబటిస్తుంది. అబూ తల్హా రజియల్లాహు తాలాను తలజుత్తు చెదిరిపోయింది. అబూ తల్హా రజియల్లాహు తాలాను శరీరం మొత్తం చెమటలతో నిండిపోయింది. అబూ తల్హా రజియల్లాహు తాలాను ముఖం కందిపోయింది. ఇటువంటి దీనమైన స్థితుల్లో అబూ తల్హా రజియల్లాహు తాలాను గారు నెత్తి మీద బరువైన కట్టెల మోపును మోసుకుంటూ వస్తూ ఉండగా మదీనా నబవికి కొద్ది దూరంలో ఉన్నారు. మదీనా నబవిలో సహాబాలకి ఉపన్యాసిస్తున్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏ ఈమాన్ వాలే బయట జావ్, ఓ విశ్వాసులారా కూర్చోండి. ఎప్పుడైతే ఈ మాట విన్నారో అబూ తల్హా రజియల్లాహు తాలాను నెత్తి మీద బరువైన కట్టెల మోపును మోసుకుంటూ కూర్చుండిపోయారు. మండుతున్న ఎండ వల్ల అబూ తల్హా రజియల్లాహు తాలాను పరిస్థితి దీనంగా మారిపోయింది. కాలల్లెల్లి నెత్తురు కారుతుంది, చెమటలు శరీరం మొత్తం వ్యాపించేశాయి. దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపన్యాసాన్ని మదీనా నబవిలో ఇస్తున్నారు. ఎప్పుడైతే ఉపన్యాసం ముగిసిందో అబూ తల్హా రజియల్లాహు తాలాను గారి పరిస్థితి సహాబాలు చూశారు. పరుగు పరుగునొచ్చారు, అబూ తల్హా ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? అలిసి ఉంటే మదీనా నబవిలోకి రావచ్చు కదా, మదీనా నబవి నీడలో కూర్చోవచ్చు కదా. ఇటువంటి దీన స్థితుల్లో నెత్తి మీద బరువైన కట్టెల మోపును మోసుకుంటూ మండుతున్న ఎండలో మాడుతున్న ఇసుకలో ద్రాహంతో అలమటిస్తూ కూర్చోడానికి కారణం ఏమిటి? అబూ తల్హా రజియల్లాహు తాలా అంటున్నారు, సోదరులారా, నా తన కుటుంబ పోషణ నిమిత్తం ఈ సమయంలో మండుతున్న ఎండలో నెత్తి మీద బరువైన కట్టెల మోపును మోసుకుంటూ నేను ఈ మార్గం వెంట వస్తూ ఉండగా మదీనే నబవి నుండి ఇమాముల్ అంబియా తాజారే మదీనా ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏ ఈమాన్ వాలే బయటజో, ఓ విశ్వాసులారా కూర్చోండి. అందుకోసం నేను కూర్చుండిపోయాను. సహాబాలు అంటున్నారు, అబూ తలహా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సందేశం మదీనే నబవిలో ఉన్న మాకు వర్తిస్తుందయ్యా, మదీనే నబవి బయట ఉన్న నీకు వర్తించదు. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి సందేశాన్ని మీరు విన్నారా? ఆయన ఏమన్నారు? ఏ ఈమాన్ వాలే బయట జావు, ఈ విషయం ఈ సందేశం మదీనే నబవిలో ఉన్న మీకు, మదీనే నబవి బయట ఉన్న నాకు, సర్వ ప్రపంచంలో ఉన్న సమస్త విశ్వాసపరులకి వర్తిస్తుంది. అందుకోసం నేను మండుతున్న ఎండను చూడలేదు, మాడుతున్న ఇసుకను చూడలేదు, పొక్కిన నా కాళ్ళను చూడలేదు, చిందుతున్న నా నెత్తురుని చూడలేదు, అలిసిన నా తలక శరీరాన్ని చూడలేదు, చెదిరిన నా తల జుత్తుని చూడలేదు, కందిన నా ముఖాన్ని చూడలేదు, కారుతున్న చెమటను చూడలేదు. నేను చూసిందల్లా ఒక్కటే, ఆయన తలక సందేశాన్ని చూశాను. ఆయన సందేశం ఇది, ఏ ఈమాన్ వాలే బయట జావు, ఓ విశ్వాసులారా కూర్చోండి, నేను కూడా విశ్వాసపరుండే, అందుకోసం ఒక్క అడుగు ముందుకు వేయలేదు, అందుకోసం ఒక్క అడుగు వెనక్కు వేయలేదు, అదే విధంగా కూర్చుండిపోయాను. దాన్ని అంటారు విశ్వాసం. దాన్ని ఈ రోజు అల్లా తబారుతల అంటున్నాడు, యా అయ్యల్లజీన ఆమను నస్తయీను బిస్సబరి వస్సలా ఇన్నల్లాహ మా సాబరిన్. ఓ విశ్వాసులారా నా మాట వినండి, నమాజు మరియు ఓర్పు ద్వారా నా తాలూకు సహాయాన్ని పొందండి. ఎవరైతే ఓర్పు వహిస్తారో వాడికి సహాయం నేను చేస్తాను. ఈ రోజు విశ్వాసపరులమైన మనం అల్లా తబారుతల యొక్క మాటని పడచెవిటి పెడుతున్నామంటే వాళ్ళ విశ్వాసం గొప్పదా, మన విశ్వాసం గొప్పదా? విశ్వాసాన్ని నిలుపుకోవడానికి వాళ్ళ తాలూకు త్యాగాలు చాలా ఉన్నతమైనవి. విశ్వాసాన్ని కాపాడడానికి వాళ్ళు ప్రాణాల్ని అర్పించారు, ప్రాణాల్ని అర్పించారు, దేహాల్ని కోయించారు, దేహాల్ని కోయించారు. ఎంతైతే వాళ్ళ తాలూకు శరీరం మీద దౌర్జన్యం చేసేవారు అవిశ్వాసులు, అంత సంతోషంగా ప్రాణాన్ని అర్పించేవారు. ఎల్లా నేను కామయాబ్ అయిపోయాను, నేను కామయాబ్ అయిపోయాను. అవిశ్వాసులు అడిగేవారు, నీ తలకు దేహం మా తలకు ఖడ్గాలతో చిత్ర వధం అవుతుంది కదా, నువ్వు ఎలా కామయాబ్ అయ్యావు? నీ తలకు ఖడ్గంలో కోయింపబడుతున్న ఈ దేహం రేపు జన్నత్కి వెళ్తాది, రేపు జన్నత్కి వెళ్తాది, అల్లా తబారు తల జన్నత్ తీర్చిదిద్దుతాడు అని చెప్తూ సంతోషంగా ప్రాణాల్లో తిరేవారు. ఈరోజు మనం అల్లా తబారు తాల యొక్క ఆరాధనకి రావడానికే మనసులు మనం ఒప్పుకోవట్లేదు, నొచ్చుకుంటున్నాయి. మనసులు మనవి ఒప్పుకోవట్లేదు, నొచ్చుకుంటున్నాయి. అందుకోసం మనలో దీన్దారి రావాలి, మనలో దీన్దారి రావాలి. ఎప్పుడైతే దీన్దారి వస్తుందో అల్లాని అల్లాగా, ప్రవక్తని ప్రవక్తగా, అల్లా యొక్క ఆజ్ఞల్ని పాటించే వాళ్ళుగా, ప్రవక్త గారి పద్ధతిని అనుసరించే వారుగా అల్లా తబారు తల తీర్చిదిద్దుతాడు. దానికి కావాల్సింది ఏమిటి? షరత్ దీన్. ఆ దీన్ బగేర్ మెహనత్ రాదు, ఆ దీన్ బగేర్ మెహనత్ రాదు. అల్లా తబారు తల అన్నాడు, ఎంతైతే మనిషి దీని కోసం కృషి చేస్తాడో అంత దీన్దారుడు అవుతాడు. ఎంతైతే మనిషి దీనికోసం కృషి చేస్తాడో అంత దీన్దారుడు అవుతాడు. మనిషి దీనికోసం కృషి చేయలేదు, వాడు తలకు దీన్ పరిపూర్ణం కాదు. అల్లా తబారుతాల అంటున్నాడు, ఎవరైతే దీన్దారుడుగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాడో, ఎవరైతే నన్ను పోషకుడుగా నా తలకు ఆజ్ఞలు శిరసావహించి జీవితాన్ని గడుపుతాడో వాడి కోసం ఎన్నో శుభ సందేశాలు దేవదూతలిస్తాయి. దానికోసం అల్లా తబారుతాల ఖురాన్ గ్రంథంలో సూరా హామిం పారా 24 ఆయత 29-30 అల్లా తబారుతల అంటున్నాడు, ఇన్నల్లజీన ఖాలు రబ్బునల్లాహు సుమ్మస్తఖాము తతన జలుల్ అలైహిల్ మలాయికతు అల్లా తఖాఫు వలా తఖ్జను వా అబ్షిరు బిల్ జన్నతిల్ లతీ కుంతుం తుఅదూన్. ఏమన్నారు అల్లా తబారుతల ఖురాన్ గ్రంథంలో? అల్లా తబారుతల వివరిస్తున్నారు, ఎవరు దేవుడు ప్రభువు అల్లా అని పలుకునో మరల అందులో స్థిరంగా ఉందురో వారి వద్దకు దేవదూతలు వచ్చి, మీరు భయపడవద్దు, మరి చింతించవద్దు, మీతో వాగ్దానం చేస్తూ స్వర్గాన్ని స్వీకరించి సంతోషంగా పొందండి, సంతోషాన్ని పొందండి అని చెప్తూ శుభ సందేశాలు తెలియచేస్తాయి. అల్లాని అల్లాగా నమ్మేవాణ్ణి, దీన్ని దీనిగా నమ్మేవాణ్ణి. దానికోసం నమ్మకం రావాలంటే త్యాగం కావాలి, సహాబాలు నమ్మకం కోసం 23 సంవత్సరాలు త్యాగం చేశారు. అప్పుడు వాళ్ళ మంచి గుణాలు వచ్చాయి, మంచి నడవడికలు వచ్చాయి, ప్రపంచాన్ని జయించారు, అవిశ్వాసుల్ని విశ్వాసపరులుగా మార్చారు. ఒక హదీస్ మఫూలో వస్తుంది, ఒక పెద్ద ధర్మ యుద్ధం జరిగింది, అందులో అవిశ్వాసులు చాలామంది పోయారు, విశ్వాసపరులు చాలామంది పోయారు. యుద్ధం ముగిసిన తర్వాత దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక ప్రదేశంలో కూర్చొని సహాబాలకు ఉపన్యాసం ఇస్తున్నారు. ఉపన్యాసం ఇంతలో ఒక అవిశ్వాసుడు కూతురు యవ్వనమైన కన్య ఆడపిల్ల ఇంటి దగ్గర చూస్తే తండ్రి కోల్పోయింది, ఒకే ఒక అన్నయ్య ఉన్నాడు, పైగా గుడ్డివాడు. ఆయనతో చెప్తుంది, అన్నయ్య నేను నాన్నగారి యొక్క సమాధిని దర్శించుకుని వస్తాను, నువ్వు ఇంటి దగ్గర ఉండు, చెల్లెమ్మ వెళ్ళి వచ్చేయి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వెంటనే చెల్లి ఇంటి నుండి బయలుదేరి తండ్రి యొక్క సమాధిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉపన్యాసం ఇస్తున్న ప్రదేశానికి చేరుకుని ఇమాముల్ అంబియా యొక్క మాటని తంతలకు చెవులతో విని ఆ మాట విన్న వెంటనే కాలు ముందుకు వేయకుండా ఇమాముల్ అంబియా ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికి వెళ్ళి కూర్చుండిపోయింది. సహాబాలు అన్నారు, ఏమమ్మా ఎవరి ముందు కూర్చుందావో తెలుసా, ప్రవక్తలకే ప్రవక్త, జగత్ ప్రవక్త. ఆయన ముందు కూర్చోవాలంటే అర్హత కావాలి, నీ నెత్తి మీద కొంగే లేదు, నీ నెత్తి మీద గొడ్డే లేదు, నువ్వు ఇలా కూర్చున్నావా? సహాబాలతో దైవ ప్రవక్త గారు అన్నారు, ఓ నాంచర్లారా, ఆవిడికి వాదించకండి, ఆవిడికి వారించకండి, ఆవిడ తెలియకొచ్చి కూర్చుంది అని చెప్తూ తన యొక్క పవిత్రమైన కంబల్ని ఇమాము లంబియా తీసి ఆ ఆడమనిషి యొక్క తలని కప్పారు, ఆడమనిషి యొక్క తలని కప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపన్యాసాన్ని ఇస్తున్నారు, ఆవిడ ఉపన్యాసాన్ని వింటుంది. ఈ ఉపన్యాసం చెప్పడంలో వినడంలో పొద్దు పోయింది, చీకటైపోయింది. ఇంటి దగ్గర అన్నయ్య బాధపడుతున్నాడు, నా తనకు చెల్లెలు యవ్వనంలో ఉంది, పొద్దు ననక వెళ్ళింది, పొద్దు పోయినా రాలేదు, ఏమైంది మార్గ మధ్యలో నా చెల్లెలకి ఎటువంటి ప్రమాదం జరిగిందా అని చెప్తూ ఏడుస్తూ ఏడుస్తూ చెల్లి కోసం ఎదురు చూస్తున్నాడు కళ్ళు లేని గుడ్డివాడు. ఎవరు గొంతు విన్నా నా చెల్లి గొంతుని భావిస్తున్నాడు, ఏ చప్పుడు వచ్చినా నా తలకు చెల్లి చప్పుడని భావిస్తున్నాడు. ఇంతలో ఇమాముల్ అంబియా ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపన్యాసాన్ని ముగిసి అడిగారు, ఏమమ్మా నేను ఉపన్యాసం చెప్పడంలో నువ్వు ఉపన్యాసాన్ని వినడంలో సమయాన్ని గ్రహించలేదు, మనం పైగా నీకు ఇంటి దగ్గర ఎవరు లేరా, నువ్వు కూడా సమయం గ్రహించలేదు, నేను సమయం గ్రహించలేదు. ఓ ఇమాముల్ అంబియా, నా తండ్రి ఇదే ధర్మ యుద్ధంలో అవిశ్వాసుల తరపుని గొడవ యుద్ధం చేసి చనిపోయాడు, నాకు మిగిలింది ఒకే ఒక అన్నయ్య, పైగా గుడ్డివాడు, వాడు నా కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు, ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మరి ఈ సమయంలో ఈ చీకట్లో నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావమ్మా? ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు, మీ దగ్గర చాలామంది అనుచరులు ఉన్నారు కదా, అందులో ఇద్దరు అనుచరులను నాకు తోడిచ్చి పంపించండి, నా ఇంటికి నన్ను చేర్చిస్తారు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇద్దరు యవ్వనమైన అనుచరులను ఇచ్చారు, అనుచరుల యొక్క సహాయంతో ఇంటికి చేరుకుంది చెల్లి. ఎప్పుడైతే అన్నయ్యని పలకరించిందో సంతోషంతో అన్నయ్య అడుగుతున్నాడు, కళ్ళంట కన్నీరు తుడుచుకుంటూ అంటున్నాడు, ఏమమ్మా చెల్లెమ్మా ఉదయం వెనక వెళ్ళావు, సాయంత్రం అయింది తిరిగి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, నేను ఎంత గాబరా పడ్డానో తెలుసా, నేను ఎంత బాధపడ్డానో తెలుసా, నేను ఎంత భయపడ్డానో తెలుసా, నీకు మార్గ మధ్యంలో ఏదైనా అపాయం జరిగితే ఈ అన్న హృదయం ఎలా తట్టుకోగలదు? లేదన్నయ్య, ఉదయం వెనక నాన్న సమాధి దగ్గరికి వెళ్ళాను కదా, వెంటనే తిరిగి వచ్చేశాను, మార్గ మధ్యంలో ప్రవక్తలకే ప్రవక్త, జగత్ ప్రవక్త, తనతలకు అనుచరులను కూర్చోబెట్టి ఉపన్యాసాన్ని ఇస్తున్నారు, ఆ ఉపన్యాసం వినాలని చెప్తూ నా తలకు హృదయం కుతూహల పడ్డాది, నా తలకు హృదయం కోరుకున్నది, అందుకోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపన్యాసంలో కూర్చుని పోయాను. అరే ఇంతవరకు ప్రవక్త గారు ఉపన్యాసం చేశారా? అవునన్నయ్య, ఆయన తలకు ఉపన్యాసం చేయడంలో నేను ఉపన్యాసాన్ని వినడంలో మేము సమయాన్ని గ్రహించలేకపోయాం. మరి ఇంత చీకట్లో ఒంటరిగా అంత దూరం నుండి ఎలాగొచ్చావమ్మా? అన్నయ్య, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర చాలామంది అనుచరులు ఉన్నారు, అందులో ఇద్దరు నవ యవ్వనమైన అనుచరులని నాకు తోడిచ్చి పంపించారు. ఏమమ్మా నవ యవ్వనమైన అనుచరులా, నువ్వు యవ్వనంగా ఉన్నావు, వాళ్ళు యవ్వనమైన వాళ్ళు అంటున్నావు, వాళ్ళు మార్గ మధ్యంలో నీకు ఏమైనా అపాయం చేయలేదు కదా? లేదన్నయ్య, ఇద్దరు గుడ్డి ముసలి వాళ్ళు ఎలా నా ముందు నడుస్తారో అదే విధంగా నడిచి నన్ను ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టారు. దేనివల్ల? దీన్ దీన్ మానవుడి యొక్క చూపును కాపాడుతుంది, దీన్ మానవుడి యొక్క నోటిని కాపాడుతుంది, దీన్ మానవుడి యొక్క హృదయాన్ని కాపాడుతుంది, దీన్ మానవుడి యొక్క సంపదని కాపాడుతుంది, దీన్ మానవుడికి సన్మార్గం నేర్పుతుంది, దీన్ మానవుడికి మంచి ఆచరణ నేర్పుతుంది, దీన్ మానవుడి యొక్క నడవడికని గొప్ప నడవడిగా తీర్చిదిద్దుతుంది. గొప్ప నడవడికగా తీర్చిదిద్దుతా. ఏమంటుందే అన్నయ్య, ఇద్దరు గుడ్డి ముసలి వాళ్ళు నా ముందు ఎలా నడుస్తారో అదే విధంగా ఎవ్వనమైనా సహాబాలు నడిచారు. అరే ఇమాము లంబియా దగ్గరికి వెళ్ళావు, ఏమైనా తెచ్చావా? ఓ నల్లని కంబలు తీసుకొచ్చాను. ఏ పాగల్, ఏ పిచ్చిదానా, ఏ కంబలి చూడడానికి ప్రజలు పరితపిస్తున్నారో అటువంటి కంబల్ని తీసుకొచ్చావు, ఏం ఆచరించావు? అన్నయ్య ఆయన తలకు మాట విన్న తర్వాత నా తలకు హృదయం కోరింది, నేను కూడా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం కల్మా చదవాలని. కానీ నేను ఏం ఉంచాను? నేనే కనుక కల్మా చదివితే నేను ముసల్మాన్ అయిపోతాను. నేను ముసల్మాన్ అయిపోతే నా మీద 5 పూటల నమాజ్ ఫరోజ్ అవుద్ది. నేను 5 పూటల నమాజ్ చదివితే అల్లా తాలా నాకు జన్నత్ ఇస్తాడు. నేను జన్నత్కి వెళ్ళడం ఏంటి? నాకు నా కోసం నెత్తురు మిగిలించింది నా తలకు. అన్నయ్య నరకానికి వెళ్ళడం ఏంటి? ఇది నా తలకు మనసు అంగీకరించలేదు, అందుకోసం నీకు దావత్ ఇవ్వడానికి వచ్చాను. రా అన్నయ్య రా, ఇద్దరం కలిపి ఇమాము లంబియా దగ్గరికి వెళ్దాం. ఇద్దరం కూడా ఇమాము లంబియా దగ్గరికి వెళ్దాం. ఆయన తలకు సమక్షంలో ముస్లిమాన్ అవుదాం. ఆయన తలకు సమక్షంలో కలమా చదువుతాం. మన ఇద్దరం కలిసి జన్నత్కి వెళ్దాం. మన ఇద్దరం కలిసి జన్నత్కి వెళ్దాం. ఎంత హక్కు అదా చేసింది ఒక చెల్లి తన తన కన్నీ మీద. ఈరోజు అన్నని అల్లర పెట్టే చెల్లెలు తప్ప అన్నని సన్మార్గంలో నడిపే చెల్లెలే లేదు. వాళ్ళ తాలకు త్యాగాల ఫలితం అల్లా తబారుకు తాలా ఈరోజు మన తాలకు సుఖాన్ని అల్లా తాలా ఉంచాడు. ధర్మయుద్ధాల కోసం ప్రాణాలు అర్పించేవారు, ధర్మయుద్ధాల కోసం ప్రాణాలు అర్పించేవారు, ప్రాణ త్యాగం కోసం సిద్ధపడిపోయేవారు, ప్రాణ త్యాగం కోసం సిద్ధపడిపోయేవారు. అటువంటి గొప్ప వాళ్ళ యొక్క త్యాగం అల్లా తబారుకు తాలా ఊరికే పోలే, ఊరికే పోనివ్వలే. అల్లా తబారుకు తాలా ఖయామత్ వరకు వచ్చే ప్రతి మానవుడికి వాళ్ళ తనకు త్యాగాన్ని అల్లా తబారుకు తాలా గుర్తించి మనకు సుఖాన్ని ఇస్తున్నాడు. వాళ్ళ తలకు త్యాగాలు అంతులేని త్యాగాలు, అంతులేని త్యాగాలు. ఒక హదీస్ మఫూలో వస్తుంది, దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా చేశారు ధర్మ యుద్ధం. సహాబాలందరూ యుద్ధ సామాగ్రి తయారు చేసుకున్నారు, యుద్ధానికి వెళ్ళిపోయి మజీద్ నబవిలో కూర్చున్నారు. ఒక ఇంట్లో చూస్తే ఒక సహాబా కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఆ సహాబాకి భార్య లేదు, ఆ సహాబాకి మగబిడ్డలు లేరు, ఆ సహాబాకు ఉన్నది ఒకే ఒక కూతురు ఆడపిల్ల, పైగా పసిపాప, పైగా పసిపాప. తండ్రిని యుద్ధానికి పంపించే నిమిత్తం ఒక 10 ఖడ్గాన్ని తీసుకొచ్చి తండ్రితో అంటుంది, నాన్న ఏమైంది మీకు? ప్రవక్తలకే ప్రవక్త జగత్ ప్రవక్త యొక్క చాటింపు మీరు వినలేదా? ధర్మ యుద్ధానికి వెళ్ళమని ప్రవక్త గారు ఎలా చేశారు అది మీ చెవుల్లో పడలేదా? విన్నానమ్మా, ధర్మయుద్ధం జరుగుతుందని తెలుసమ్మా. మరి విని తెలుసుకొని ఎందుకు వెళ్ళలేదు? పాప నా తలకు హృదయం వెళ్ళాలని కోరింది, కానీ నా తలకు ఆలోచన దాన్ని ఆపుతుంది. ఏమిటి మీ ఆలోచన? నా ఆలోచన ఏమిటో తెలుసా? నేను యుద్ధానికి వెళ్ళిపోతే తిరిగి వస్తానో రానో తెలీదు. నేనే కనుక యుద్ధంలో షహీద్ అయిపోతే నీ తలకు పోషాకర్తను ఏమిటి? నువ్వు పసిదానివి, నీ తలకు ఆహారం ఏమిటి, నీ తలకు వస్త్రం ఏమిటి, నీ తలకు ప్రపంచం జీవితం ఏమిటి? అది కూడా నా తలకు బాధ్యత కదా అంటే ఏమన్నదో తెలుసా? నాన్న నా తలకు బాధ్యతలు వహదహు లా షరీక లహు, ఆయనకు వదిలే, ఆయనకి వదిలే. తల్లి గర్భంలో నన్ను పెంచాడు, తల్లి ఒడిలో నన్ను పెంచాడు, ఈ ప్రపంచ గర్భంలో నా అల్లా నన్ను పెంచుతాడు. ఆ నమ్మకం నాకుంది, నువ్వు ధర్మ యుద్ధానికి వెళ్ళిపో. ధర్మ యుద్ధంలో నువ్వు ప్రాణాన్ని నర్పించావా మన తలకు కలయిక స్వర్గంలో? ధర్మ యుద్ధం అయిపోయిన తర్వాత నువ్వు తిరిగి వచ్చావా మంతాలకు కలయిక మన ఇంటిలో? ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో తండ్రికి ధైర్యం వచ్చింది, ఖడ్గాన్ని పట్టుకుని ఇమాము లంబియా గారి ఎలాంటి ప్రకారం ధర్మయుద్ధానికి వెళ్ళాడు. ధర్మయుద్ధం చేస్తూ చేస్తూ షహీద్ అయిపోయాడు, షహీద్ అయిపోయాడు. దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం గారు యుద్ధం ముగించిన తర్వాత, యుద్ధాన్ని ముగిసిన తర్వాత వచ్చి చూస్తే సహాబాలు ఉన్నారు, చూస్తున్నారు ఏ సహాబా యుద్ధంలో షహీద్ అయిపోయారు, ఏ సహాబా యుద్ధం నుండి తిరిగి వచ్చారు. చూస్తూ చూస్తూ చూస్తే ఆ సహాబా యుద్ధంలో షహీద్ అయిపోయి కనిపించారు. సహాబాలతో అంటున్నారు, ఓ నా అంచరులారా, ఫలానా సహాబా ఇంటిలో ఒక పసిపాప తప్ప ఇంకెవరూ లేరు కదా, ఆ పాప యొక్క తండ్రి యుద్ధంలో షహీద్ అయిపోయాడు కదా, ఆ పాప యొక్క యోగక్షేమాలు తెలుసుకునే బాధ్యత మందే కదా, అందుకోసం పాప యొక్క పరిస్థితులు తెలుసుకుందాం పదండి అని చెప్తూ ఇమాము లంబియా ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తంతలకు అంచర్లు తీసుకుంటూ ఆ పాప యొక్క ఇంటికి వస్తున్నారు. ఆ పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంది, కళ్ళు సింహ సేకట్లు కమ్ముతున్నాయి, కళ్ళు లోనకు వెళ్ళిపోయాయి, వీపు కడుపెళ్ళి వీపు కట్టుకుంది, పక్కటెముకలు ఊపిరి తీస్తుంటే పొంగుతున్నాయి, ఊపిరి ఒగ్గుతుంటే లోనకి వెళ్తున్నాయి. ద్రాహంతో నాలుక మండిపోతుంది, పెదాలు చిట్లిపోయాయి, జుత్తు చింపిరిగా మారిపోయి చెదిరిపోయింది. ఆ తలకు ఆ పాప ఆ సమయంలో తన తలకు జుబ్బాని ఎత్తి రాయ మీద రాయా తన తల కడుపు మీద కడుతుంది. ఇమాముల్ అంబియా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావడానికి శబ్దం గమనించింది. ఆయన తలకు మాటను విన్నది, వెంటనే లేచి అంటుంది, మేరే ఘర్కు ఇమాముల్ అంబియాక మెహమాన్ ఆగే, మేరే ఘర్కు ఇమాముల్ అంబియాక మెహమాన్ ఆగే, నా ఇంటికి ఇమాముల్ అంబియా తలకు బంధువులు వచ్చేశారు. దైవప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పాప యొక్క తల మీద చేయి రాశారు. వెంటనే ఆ పాపను దగ్గరగా ఎత్తుకున్నారు. అంటున్నారు, బేటి, నీ తలకి ఇంటికి ఇమాముల్ అంబియా మెహమాన్ వచ్చారా, నీ తలకి ఇంటికి ఇమాముల్ అంబియా బంధువులు వచ్చారా, ఏరా బంధువులు చూపించు. దైవప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఆ పాప జుబ్బా ఎప్పి చూపి జుబ్బా ఎత్తి చూపిస్తుంది, ఓ ఇమాముల్ అంబియా, ఆకలి నిమిత్తం నీ పొట్టకు నువ్వు రాళ్ళు కట్టుకున్నావు, అదే ఆకలి నిమిత్తం నా పొట్టకు నేను రాళ్ళు కట్టుకున్నాను, ఇదే ఆకలి ఇమాముల్ అంబియా బంధువు, ఇదే ఆకలి ఇమాముల్ అంబియా బంధువు. మన ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూడు చంద్రులను చూసేవారు, ఇంటిలో పొయ్యి ముట్టేది కాదు. అమ్మాయిష సిద్దీఖ రజియల్లాహు తాలాన్హ అన్నారు, ఇమాముల్ అంబియా తాలూకు ఆహారం, నా యొక్క ఆహారం గొర్రెలు ఒంటెలు మేస్తున్న ఎండిపోయిన ఖర్జూరాలు, ఆ ఒంటెలు మేసి వదిలేస్తే వాటిని ఏరుకొని ఇమాముల్ అంబియా తెచ్చేవారు, నీళ్లలో నానిపేవారు, దాన్ని మహా ఇష్టంగా తిని అల్లా యొక్క కృతజ్ఞత చెల్లించేవారు. ఈ రోజు అల్లా తబారక్ తాలా మహారుచులు మనకు తినిపిస్తున్నాడు, మహారుచులు. దాంతోపాటు నీరు తాగేవారు, దాంతోపాటు నీరు త్రాగేవారు, అల్లా తబారు తాలా కృతజ్ఞతలు చెల్లించేవారు, అల్లా యొక్క కృతజ్ఞతలు చెల్లించేవారు. ఈరోజు మన తాలూకు జీవితానికి, ఆ రోజు వాళ్ళ తాలూకు జీవితానికి ఎంత తేడా ఉంచాడు అల్లా తబారుకు తాలా. అమ్మాయిష సిద్దీఖ రజియల్లాహు తాలా అంటున్నారు, హమారా ఖానా, మా తాలూకు ఆహారం రెండు నల్లటి వస్తువులు, ఒకటి ఎండిపోయిన ఖర్జూరం, రెండు మంచినీళ్ళు, రెండు మంచినీళ్ళు. అవి తప్ప మా తాలూకు ఇంట్లో ఏమీ ఉండేవి కాదు. మా ఇంట్లో దీపం ఉన్నా ఆ దీపంలో నూనె కూడా ఒలిగి ఉండేది కాదు. హజ్రత్ అబూ హురైరా రజియల్లాహు తాలాను ఒక హదీస్ మఫూలో వస్తుంది. ఒకసారి ఒక మేకని జబా చేస్తున్నారు దైవప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఇంటికి దగ్గరలో. అమ్మాయిష సిద్దీఖ రజియల్లాహు తాలాను అంటున్నారు, అబూ హురైరా, ఈ చీకట్లో జబా చేస్తున్నావు, కత్తి నీ చేతి మీదకి వచ్చి ఇవ్వచ్చు, చూసుకొని చెయ్యి. ఏమ్మా, ఆ మాట అనేకన్నా దీపం ఉంటే తెచ్చి పెట్టొచ్చు కదా అన్నారు. అబూ హురైరా, మా ఇంటిలో దీపం ఉంది కానీ నూనె లేదయ్యా. ఎందుకో తెలుసా? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, నేను ఆకలి నిమిత్తం ఆ నూనెని అరచేతిలో వేసుకొని నాకే వాళ్ళం, ఆకలి నిమిత్తం ఆ నూనెని అరచేతిలో వేసుకొని నాకే వాళ్ళం, అది మా తాలూకు ఆహారంగా ఉపయోగపడ్డా, అది మా తాలూకు ఆహారంగా ఉపయోగించుకున్నాం, అందుకోసం మా ఇంట్లో దీపం ఉంది కానీ నూనె లేదు. ఎటువంటి పరిస్థితి మన ప్రవక్తది, ఎటువంటి పరిస్థితి మన తాలూకు ప్రవక్తది, ఎందుకోసం? యా రబ్బనా హబలే ఉమ్మతి, యా రబ్బనా హబలే ఉమ్మతి, యా అల్లా నా తలకు ఉమ్మతి యొక్క పరిస్థితి ఏమిటి? ఈ రోజు ఉమ్మతీలందరూ మహాగమ్మత్తులో పడిపోయారు, ఉమ్మతీలందరూ మహాగమ్మత్తులు. ప్రవక్త అంటే తెలియని విధంగా, అల్లా అంటే తెలుసుకోలేని విధంగా మానవుడు ఈరోజు ప్రపంచంలో విర్రవీగుతున్నాడు, విర్రవీగుతున్నాడు. అల్లా తబారు తల అంటున్నాడు ఏమని, ఓ మానవులారా, మీరు చూస్తుండగా ఇదే భూమిని బద్దలు కొడతాను, మీరు చూస్తుండగా అదే ఆకాశాన్ని ముక్కలు చేస్తాను, మీరు చూస్తుండగా సప్త సముద్రాల్ని కలిపేస్తాను, మీరు చూస్తుండగా పర్వతాల్ని దూది వలె ఎగరేస్తాను, మీరు చూస్తుండగా నక్షత్రాలన్నీ వర్షపు జల్లుల్లా రాల్పేస్తాను. గర్భంతో ఉన్న స్త్రీ తన తలకు గర్భాన్ని ఆ బాధ దగ్గర మర్చిపోయి తన తలకు గర్భాన్ని తన తలకు రెండు కాళ్ల మధ్యలో వెళ్ళి వదిలేస్తుంది. తన తలకు బిడ్డని పాలిస్తున్న స్త్రీ ఆ బిడ్డని మర్చిపోతుంది. అటువంటి దినం రాబోతున్నది, ఆ దినం రాకముందే మిమ్మల్ని మీరు సవరించుకోండి, మిమ్మల్ని మీరు సవరించుకోండి. ఆ సవరించడం ఏ విధంగా తెలియజేయడానికే మన ప్రవక్త గారు రావడం, అబూబకర్ గారు రావడం, ఉమర్ ఫారూక్ రావడం, ఉస్మానే గనీ రావడం, అలీ హైదర్ రావడం, హబీబిన్ కాబ్ రావడం, సాద్ బిన్ అబీ వక్కాస్ రావడం, దేనికోసం? మానవుడికి జీవితాన్ని నేర్పడానికి, మానవుడికి జీవితాన్ని నేర్పడానికి. ఏ జీవితం? పరలోక జీవితం. ఏ జీవితం అండి? పరలోక జీవితం. యహలోకపు జీవితం కన్నా మేలైంది పరలోక జీవితం. ఆ జీవితాన్ని నేర్పడానికి అల్లా తబారుకు తాలా ప్రవక్తల్ని పంపించాడు. ఒక ప్రవక్తకి తల్లిదండ్రులు లేకుండా ఆదమని, ఒక ప్రవక్తకి తల్లి తండ్రి లేకుండా, ఒక ప్రవక్తకి తల్లున్నా తండ్రి లేకుండా హజరత్ ఈసాని, ఎటువంటి గొప్పతనం మనతలకు అల్లాలో ఉంది? ఎటువంటి గొప్పవాడు మన అల్లా? అల్లా తబారకు తాలా తల్లిదండ్రులు లేకుండా ఆదమ్ని సృష్టించాడు. అల్లా తబారకు తాలా తండ్రి లేకుండా హజరత్ ఈసాను సృష్టించాడు. హజరత్ మరియం అలీ సలాత్ వస్సలాం గారి గర్భంలో అల్లా తబారకు తాలా బగైర్ బాప్, అల్లా తబారకు తాలా తంతలకు ఆజ్ఞతో, అల్లా తబారకు తాలా పరిశుద్ధ ఆత్మగా హజరత్ ఈసాని చేసి, ఈసాని పరిశుద్ధ ఆత్మగా చేసి అల్లా తబారకు తాలా మరియం అలీ సలాత్ వస్సలాం తల్లి గర్భంలో సృష్టించాడు. 13, 14, 12 సంవత్సరాల వయసులో హజరత్ మరియం అలీ సలాత్ వస్సలాం గారు హజరత్ జక్రి అలీ సలాత్ వస్సలాం గారి పెంపకంలో బాధ్యతగా వెళ్ళాడు. హజరత్ జక్రి అలీ సలాత్ వస్సలాం చాలా వృద్ధుడు. హజరత్ మరియంని పెంచే నిమిత్తం పొట్టకూటి కోసం పాటలు పడేవాడు, కూలి పని చేసేవాడు. ఏ కూలి దొరికేది కాదు. మరియం అలీ సలాత్ వస్సలాం గారిని బైతుల్ ముఖద్దస్ అని చెప్తూ ఒక మస్జిద్ ఉంది, అది ముల్కే షామ్లో ఉంది. ఆ మసీదులో ఎప్పటికీ ఒక గది ఉంది, ఆ గదిలో ఉంచి ఆయన వెళ్ళేవారు. తిరిగి నిరాశగా వచ్చి చూస్తే ఆ గదిలో అల్లా తబారకు తాలా స్వర్గం యొక్క ఫలాలు, స్వర్గం యొక్క పళ్ళతో నింపేసేవారు. కాలం కాని కాలంలో పళ్ళు ఏవైతే దొరుకుతాయో అవి దొరికేవి. ఎన్నైతే రకాలు ఉన్నాయో అన్ని రంగుల్లో పళ్ళుండేవి, ఎన్నో సువాసనలు వెదజల్లేవి. అటువంటి సువాసనలు గల పళ్ళని అల్లా తబారకు తాలా హజరత్ మరియం అలీ సలాత్ వస్సలాం గారి కోసం స్వర్గం నుండి అల్లా తబారకు తాలా దించేవాడు. స్వర్గం నుండి అల్లా తబారకు తాలా దించేవాడు. ఎప్పుడైతే జక్రియా అలీ సలాత్ వస్సలాం గారు తలుపు తీసి మరియం అలీ సలాత్ వస్సలాం గారి తల కమరాన్ని చూసేవారో, ఆశ్చర్యం కడిగేవారు, మరియం నేను వెళ్ళేటప్పుడు నీకు గదిలో ఏమీ లేకుండా వెళ్ళాను కదా, నేను తిరిగి వస్తే గది మొత్తం పళ్ళతో పలహారాలతో నిండిపోయింది, కారణం ఏమిటి? ఏమన్నారు? ఖాలతు హువా మిన్ ఇందల్లా, ఇవి అల్లా తరపు నుండి వచ్చాయి, ఇవి అల్లా తరపు నుండి వచ్చాయి. ఏ మరియం, అల్లా తరపు నుండి వచ్చాయా? ఇన్నల్లాహ యర్జుకు మన్ యషాహు బగైర్ హిసాబ్, అల్లా తబారకు తాలా ఇస్తాడు, అల్లా తబారకు తాలా ఇస్తే ఎవరు కూడా లెక్క పెట్టలేనని ఇస్తాడు. హజరత్ జక్రి అలీ సలాత్ వస్సలాం గారికి మరియం అలీ సలాత్ వస్సలాం గారి మాట మీద విశ్వాసంలో వెలుగొచ్చేసింది, విశ్వాసంలో వెలుగొచ్చేసింది. జక్రి అలీ సలాత్ వస్సలాం గారు ముసల్లని పరిచర్యాల్లో ఒక యవ్వనమైన మరియమ్ని ఒక కమరాలో ఉంచి స్వర్గం యొక్క ఫలాలతో పెంచుతున్నావు. నా తరగ భార్య బిడ్డలు లేని దాయిగా, నేను బిడ్డలు లేనివాడిగా ఈ ప్రపంచంలో జీవితాన్ని గడుపుతున్నాం, మా తనకు గర్భాన్ని కూడా దాల్చి నువ్వు బిడ్డనివ్వగలవు, మాకు బిడ్డని ప్రసాదించు అని చెప్తూ ఎప్పుడైతే దువా చేశారో ఆయన తనకు దువా యొక్క బరకత్ని అల్లా తబారకుతాలా స్వీకరించి 70,000 మంది దేవదూతలతో పాటు హజరత్ జిబ్రాయిల్ని పంపించి అంటున్నాడు, ఏ జక్రియా, నీ తనకు భార్య గర్భాన్ని దాలుస్తుంది, నీ తనకు భార్య గర్భంలో అల్లా తబారకుతాలా బిడ్డనిస్తాడు, ఆ బిడ్డ పేరు యహ్యా, ఆ బిడ్డ పేరు యహ్యా, అల్లా తబారకుతాలా నామకరణం చేసేశాడు. కానీ షరత్ ఏమిటి? నీ భార్యను తీసుకుంటూ నువ్వు 3 రోజులు ఒకే గదిలో ఉండిపోవాలి, బయటికి తిరిగి రాకూడదు. హజరత్ జక్రియా అలీ సలాత్ వస్సలాం ఆ విధంగా చేశారు. అల్లా తబారకు తాలా ఆవిడ తల ఆ జక్రియా అలీ సలాత్ వస్సలాం గారి భార్య యొక్క గర్భాన్ని అల్లా తబారకు తాలా గర్భవతిగా గర్భాన్ని దాల్చే విధంగా తీర్చిదిద్దాడు. అదేవిధంగా హజరత్ మరియం అలీ సలాత్ వస్సలాం గారు ఎప్పుడైతే ఆవిడ యవ్వనంలోకి వచ్చారో అల్లా తబారకు తాలా హజరత్ జిబ్రాయిల్తో అంటున్నారు, ఏ జిబ్రాయిల్, ప్రపంచంలోకి ఒక ప్రవక్తను పంపబోతున్నాను, ఆయన సజీవుడిగా ఉంటాడు, సజీవుడిగా ఉంటాడు, ఆయన తన బాధ్యత ఆయన పూర్తి చేసి ప్రళయ కాలానికి ముందు లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా అని పవిత్రమైన కలమాని ప్రతి ఇంటికి తీసుకెళ్లి దావతిచ్చే గొప్పవాడవుతాడు. దజ్జాల్ని వెంబడిస్తాడు, దజ్జాల్ని ఖతం చేస్తాడు. అటువంటి గొప్ప ఈసాని హజరత్ మరియం గర్భంలో ఇవ్వబోతున్నాను, ఆవిడ తరకు ఉద్దేశాన్ని కనుక్కురా. హజరత్ మరియం అలీ సలాత్ వస్సలాం గారికి సందేశాన్ని తీసుకొచ్చాడు హజరత్ జిబ్రాయిల్. మరియం అలీ సలాత్ వస్సలాం ఆశ్చర్యంగా ఉంటుంది, అది ఎలాగవుతుంది? ఒక కన్యనైన నేను బగైర్ షాది, అంటే బగైర్ నిఖా, ఒక కన్యనైన నేను బగైర్ నిఖా, భర్త లేకుండా గర్భాన్ని దాల్చడమా? నా తలకి ఇస్రాయల్ సంతతి వాళ్ళు నన్ను ఎంత అవమానంగా చూస్తారు. ఏ మరియం, అల్లా తబారకు తాలా యొక్క ఆజ్ఞ శిరసా వహిస్తున్నావా? త తప్పకుండా సరిసవహిస్తాను. నేను నా తల గర్భంలో పరిశుద్ధ ఆత్మ హజరత ఈసాని మోయడానికి సిద్ధంగా ఉన్నాను. అల్లా తబారుకు తాలా ఇచ్చిమని చెప్పండి. అల్లా తబారుకు తాలా ఒక శ్లోకాన్ని, తంతలకు ఆజ్ఞని ఉపయోగించి హజరత మరియమ అలై సలాతు వస్సలాం గారిని గర్భాన్ని దాల్చే విధంగా అల్లా తబారుకు తాలా తీర్చిదిద్దాడు. హజరత మరియమ అలై సలాతు వస్సలాం గారు గర్భవతి అయ్యారు. షరతు పెట్టాడే మరియం, 6 నెలల వరకు నువ్వు మూగదల్లా ఉండాలి, 6 నెలల వరకు నువ్వు మూగదల్లా ఉండాలి. ఎవరు నిన్ను ఎన్ని విధాలుగా చిత్రహింసలు పెట్టినా వాళ్ళ తలక చిత్రహింసలకు నువ్వు ఓర్పు కోల్పోకూడదు, నోరు ఎప్పకూడదు. ఎప్పుడైతే గర్భాన్ని దాల్చిందో అవిశ్వాసులందరూ హజరత్ మరియం అలీ సలాతు వసలాం గారు పట్టుకొని వేధించడం మొదలుపెట్టారు. ఏ మరియం, నువ్వు చూస్తే యవ్వనంగా ఉన్నావు, పైగా పెళ్లి కాకుండా ఉన్నావు, నువ్వు గర్భాన్ని దాల్చడం ఏమిటి? చెప్పు చెప్పు, నీకు శిక్షిస్తాం చెప్పకపోతే. నువ్వు నిజాన్ని ఒప్పుకుంటే నీకు అండగా నిలుస్తాం. మరియం అలీ సలాతు వసలాం గారు అల్లా తబారు తాల యొక్క ఆజ్ఞానుసారం నోరు మెదపట్లే, నోరు మెదపట్లే. మరియం అలీ సలాతు వసలాం అల్లా యొక్క ఆజ్ఞానుసారం నోరు మెదపట్లే. హజరతే మరియం అలీ సలాతు వసలాం గారు ఆ విధమైన పరిస్థితులు గడుపుతూ ఉండగా అవిశ్వాసులు మరియం అలీ సలాతు వసలాం గారికి ఎన్నో విధాలుగా ఇక్కట్లు పాలు చేస్తూ, ఎన్నో విధాలుగా దూషిస్తూ గ్రామ బహిష్కరణ చేసేశారు. నిండు గర్భిణి, గర్భంలో హజరతే ఈసా, తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు, కాలంలో చెప్పులు లేవు, ఎడారిలో నడుస్తుంది, నీడలేని ప్రాంతంలో నడుస్తుంది, నడుము యొక్క బాధ, తలలో విసురు, కళ్ళు చిమ్మ చీకట్లు, అల్లా అల్లా అనుకుంటూ వెళ్తూ ఉండగా ఒక దగ్గర ఎండిపోయిన ఖర్జూరపు చెట్టు కనిపించింది హజరతే మరియం గారి కళ్ళకి. ఆ చెట్టుని చూసింది, సరే ఇక్కడ కూర్చొని కొద్దిగా నడుము యొక్క నొప్పిని తీర్చుకుందామని చెప్తూ కూర్చొని ఇలా ఆ చెట్టుకు నడుముని ఇలా తాకింది. అల్లా తబారుకు తాలా నడుము ఎప్పుడైతే తాకిందో వెంటనే ఆ చెట్టుని పచ్చని చెట్టుగా మార్చేశాడు. చల్లనైన గాలిని వేయించాడు. ఆ చల్లనైన గాలికి హజరతే మరియం అలీ సలాతు వసలాం గారికి నిద్ర వచ్చింది. ఆ చెట్టు యొక్క నీడలో, ఆ చల్లని గాలిలో హజరతే మరియం అలీ సలాతు వసలాం గారు కునుకు తీశారు, నిద్రపోయారు. ఎప్పుడైతే నిద్రపోయారో ఆ చెట్టునున్న అల్లా తబారు తల ఆకుల్ని మొగ్గలుగా మార్చి, ఆ మొగ్గల్ని పువ్వులుగా మార్చి, ఆ పువ్వులని కాయలుగా మార్చి, ఆ కాయల్ని పళ్ళగా మార్చి, ఆ పళ్ళని హజరతే మరియం అలీ సలాతు వసలాం గారి వరకు వంచి వంచి తంతలకు నోటికి అల్లా తబారు తల అందిస్తున్నారు. గాలి యొక్క ఆ వేగానికి ఆ పళ్ళ గుర్తొచ్చి హజరతే మరియం అలీ సలాతు వసలాం గారి పెదాలకు తగులుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఎప్పుడైతే పెదాలకు తగిలిందో మరియం అలీ సలాతు వసలాం గారు వెంటనే కళ్ళు విప్పి చూశారు. అల్లా తబారు తల ఎండిపోయిన చెట్టుని పచ్చని చెట్టుగా, పళ్ళున్న చెట్టుగా మార్చేశాడు అల్లా తబారు తల. హజరత్ మరియం అలీ సలాతు వసలాం గారిని ఆ విధంగా ఆదుకున్నాడు. ఎప్పుడైతే హజరత్ మరియం అలీ సలాతు వసలాం గారి గర్భం నుండి హజరత్ ఈసా అలీ సలాతు వసలాం గారు పుట్టారు, అవిశ్వాసుల యొక్క చిత్రహింసలు చాలా ఎక్కువయ్యాయి. అవిశ్వాసుల యొక్క చిత్రహింసలు చాలా ఎక్కువయ్యాయి. అవిశ్వాసులు ఎన్నో విధాలుగా బాధిస్తున్నారు, ఎన్నో విధాలుగా బాధిస్తున్నారు. ఏ మరియం, యవ్వనంలో ఉన్నావు, బిడ్డకు జన్మనిచ్చావు, ఈ బిడ్డ యొక్క తండ్రి ఎవరో చెప్పు, బిడ్డ యొక్క తండ్రి ఎవరో చెప్పు. హజరతే మరియం అలీ సలాతు వసలాం గారు బిడ్డ యొక్క తండ్రి ఎవరో చెప్పు అన్న ప్రశ్నకు అంటుంది, ఆ బిడ్డతోనే అడగండి. సైగ చేసింది, ఆ బిడ్డతోనే అడగండి. పిచ్చిదానివా, భర్త లేకుండా బిడ్డకు జన్మనిచ్చావు, పైగా బిడ్డకే తండ్రి ఎవరో అడగమంటున్నా, పిచ్చిదానివా? లేదా బిడ్డనే అడగండి. అందులో ఒక వృద్ధుడు చంటున్నాడు, బాబు నువ్వు ఎవరి బిడ్డవి? హజరత్ ఈసా అలీ సలాతు వసలాం గారు అంటున్నారు, ఖాలా ఇన్ని అబ్దుల్లా అతానియల్ కితాబా వజా అలని నబియ్యా. సూరా మరియం 16వ పార ఆయత 30-31 అర్థం, హజరత్ ఈసా యేసు ఇలా అంటున్నారు, నేను దేవుడు సేవకుడను, అతడు నాకు గ్రంథాన్ని ఇచ్చాడు, నన్ను ప్రవక్తగా నియమించాడు. ఈరోజు అదే యేసుని దేవుడిగా కొలుస్తున్నారు అవిశ్వాసులు. ఈరోజు అదే ఈసాని ప్రవక్తగా కొలవట్లేదు అవిశ్వాసులు. అల్లా తబారు తల అన్నారు, 123,999వ స్థానం హజరత ఈసాది. ఆయనకు శక్తుల్ని ఇచ్చాను. శవం వెళ్తూ ఉంటే ఆ శవం వైపు వేలు చూపిస్తే ఆ శవం బతికేసేవాడు. తన తలకు చేతిలో ఒక కర్ర బల్లను పట్టుకొని భూమి మీద ఆకారాలు వేసి ఆకారాలకు ప్రాణాలు వేసి ఎగిరించేవాడు. అటువంటి గొప్పతనాన్ని ఇచ్చాడు హజరతే ఈసాకి అల్లా. మన అల్లా ఎంత గొప్పవాడు! ఈసాని సృష్టించే అల్లా ఎంత గొప్పవాడు! ఆదంని సృష్టించిన అల్లా ఎంత గొప్పవాడు! నూహుకి సృష్టించిన అల్లా ఎంత గొప్పవాడు! ముహమ్మద్కి సృష్టించిన అల్లా ఎంత గొప్పవాడు! మనల్ని సృష్టించిన అల్లా ఎంత గొప్పవాడు! మనందరినీ సృష్టించిన అల్లా ఎంత గొప్పవాడు! అల్లా తాలా గొప్పతనాన్ని ధిక్కరించి మనం మనకు నచ్చిన వాడిని దేవుడిగా కొలిసి మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ప్రపంచపు జీవితాన్ని గడుపుతున్నాం. ఆ ప్రపంచ జీవితం నుండి దుర్మార్గం ఎటువంటిదో, దాన్ని విడిచి సన్మార్గం ఎటువంటిదో దాన్ని తెలుసుకోవడానికే అల్లా తబారుకు తాలా ప్రవక్తలకే ప్రవక్త, జగత్ ప్రవక్తని మన ప్రవక్తగా నియమించి అల్లా తబారుకు తాలా పంపించారు. మనల్ని సన్మార్గం పిలవడానికి మన ప్రవక్త గారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో కష్టాలు. ఒక హదీస్ మఫూలో వస్తుంది. ఒకరోజు దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా నగరపు వీధుల్లో ప్రజల్ని సన్మార్గం వైపు పిలవడానికి వెళ్తూ ఉండగా ఒక దగ్గర అబూ జహల్ ఇమాము లంబియా కోసం పన్నాగాలు కాస్తున్నాడు పన్నాగాలు పెడుతున్నాడు. ఓ నా జనులారా, ఓ సోదరులారా, ఈ సమయంలో మొహమ్మద్ వచ్చే సమయం. మొహమ్మద్ యొక్క రాకను గమనించి నేను మీకు ఇషారా, మీకు నేను ఇషారా చేస్తాను, సైగ చేస్తాను. మీరు నలువైపులు వ్యాపించండి, నలువైపులు వెళ్ళి దాక్కోండి. ఎప్పుడైతే మొహమ్మద్ ఇక్కడికి చేరుకుంటాడో తప్పకుండా నాతో పలకరిస్తాడు, నాతో మాట్లాడతాడు. ఆయన తలకి సంభాషణ పూర్తయిన తర్వాత ఆయన అడుగు ముందుకు వేసేసరికి మీరు నలువైపులు వచ్చి ఆయన వైపు దౌర్జన్యం చెయ్యండి, ఆయన మీద దౌర్జన్యం చెయ్యండి. ఇదిగో మీలో ఇటువైపు వాళ్ళ కోసం నేను రాళ్లను ఇక్కడ ఉంచాను, ఇటువైపు ఉన్న వాళ్ళ కోసం కర్రలను ఉంచాను, అటువైపు నుండి వచ్చే వాళ్ళ కోసం చెత్త చెదారం ఉంచాను, అటువైపు వస్తున్న వాళ్ళ కోసం ఎంగిలి నీళ్ళను ఉంచాను. మీకు చేతికి ఎవరికి ఏ ఆయుధం దొరకలేదు, ప్రవక్త గారి జుబ్బాన్ని చింపేయండి, ప్రవక్త గారిని నోటితో దూషించండి, కానీ ప్రవక్త గారిని మాత్రం వదలొద్దు. ఇదే విధంగా తన తలక అనుచరులతో చెబుతూ ఉండగా ఇమాముల్ అంబియా ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిరునవ్వులు చిందిస్తూ వస్తున్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసిన అబూ జహల్ తన తలక తన మనుషుల్ని సైగ చేసేశాడు. మనుషులు నాలుగు వైపులు చెదిరిపోయారు. ఇమాముల్ అంబియా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూ జహల్ దగ్గరకు వచ్చారు. అంటున్నారు, అమ్మి కులు లా ఇలాహ ఇల్లల్లా తుఫ్లిహున్. ఐన్తో అమ్మి అంటే చిన్నన్న అవుతారు, అలిఫ్తో అమ్మి అంటే అమ్మ అవుతారు. ఏమన్నారు, అమ్మి కులు లా ఇలాహ ఇల్లల్లా తుఫ్లిహున్, చిన్నన్న లా ఇలాహ ఇల్లల్లా చదువుకో, ప్రపంచంలో పరలోకంలో లాభాన్ని పొందుతావు. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో అబూ జహల్ కోపంతో ఊగిపోయి ఇమాముల్ అంబియా గారు చెంప మీద చెల్లు మనకు దెబ్బ కొట్టాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బుగ్గ వాచిపోయింది, ప్రవక్త గారి యొక్క చెంప కందిపోయింది, కళ్ళంట కన్నీరు కారుతున్నాయి. ఇమాముల్ అంబియా తలదించుకుని నిల్చున్నారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత తలెత్తుంటున్నారు, అమ్మి కులు లా ఇలాహ ఇల్లల్లా తుఫ్లిహున్, చిన్నన్న లా ఇలాహ ఇల్లల్లా చదువుకో, సాఫల్యాన్ని పొందుతావు. వెంటనే కోపయుద్రుకుడికై అబూ జహల్ ఇమాముల్ అంబియా గారి రెండో చెంప మీద దెబ్బ కొట్టాడు. ఇమాముల్ అంబియా ముఖం కందిపోయింది, ఇమాముల్ అంబియా ముఖం వాచిపోయింది. ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తలదించుకుని ఏడుస్తూ నిల్చున్నారు. వెంటనే అడుగు ముందుకు వేయబోయారు, వీడు వెంటనే సైగ చేశాడు. నలువైపుల నుండి అవిశ్వాసులు వచ్చారు, కర్రలతో కొట్టేవారు కర్రలతో, రాళ్లతో కొట్టేవారు రాళ్లతో, ఎంగిల్ నీళ్ళు పోసేవారు ఎంగిల్ నీళ్ళతో, కచరాన్ని పోసేవారు కచరాతో, ఇమాముల్ అంబియా గారిని తిట్టేవారు ఇమాముల్ అంబియాని తిడుతూ ఇమాముల్ అంబియా శరీరాన్ని చిత్ర వదం చేసేశారు, ఇమాముల్ అంబియా జుబ్బాని చీరీలుగా చేసేశారు. ఇమాముల్ అంబియా యొక్క కాలు, ఇమాముల్ అంబియా యొక్క చెప్పులు, ఈ రెండిటి మధ్య నెత్తురు బిళ్ళలు కట్టేది బిళ్ళలు. బీబీ ఫాతిమా జహరా రజియల్లాహు తాలానా తండ్రి యొక్క రాక కోసం ఎదురు చూసేది. ఎవరు వెళ్ళి చెప్పారే ఫాతిమా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నా? సోదరా, నా తండ్రి కోసం ఎదురు చూస్తున్నాను ఫాతిమా, నీకు తెలీదా? ఫలానా ప్రదేశంలో అబూ జహల్ తంతాలకు మనుషుల్లో కలిపి ఇమాముల్ అంబియా గారైన నీ తండ్రిని ఎన్నో విధాలుగా చిత్రహింసలు పెడుతున్నారు. నీ తండ్రి యొక్క జుబ్బ రిబ్బన్లైపోయిందమ్మా, నీ తండ్రి యొక్క జుబ్బ చీరికలైపోయింది, నీ తండ్రి యొక్క శరీరం మొత్తం కతరాతో ఎంగిలి నీళ్ళతో నిండిపోయింది, నీ తండ్రి యొక్క పాదాలెళ్ళి నెత్తురు కారుతుంది. ఎప్పుడైతే ఈ మాట విన్నాదో పరుగు పరుగునొచ్చి అవిశ్వాసుల వర్గంలో దూరి బీబీ ఫాతిమా అంటుంది, వదలండి వదలండి నా తండ్రిని. ఎందుకు నా తండ్రి మీద దౌర్జన్యం చేస్తున్నారు? ఎందుకు నా తండ్రిని మీరు బాధిస్తున్నారు? నా తండ్రి మీకు ఏమైనా ఇబ్బంది కలిగించారా? నా తండ్రి మీకు ప్రపంచపరంగా ఏమైనా బాకీ ఉన్నారా? ఏమైతే ధనం ఏమైనా బాకీ ఉంటే నాతో చెప్పండి, నేను ఈ ఇంటి ఆ ఇంటి పాచి పని చేసి నా తండ్రి యొక్క రుణాన్ని చెల్లిస్తాను తప్ప నా తండ్రిని మాత్రం కొట్టకండి అని చెప్తూ వేడుకుంటున్నారు అవిశ్వాసులు. బీబీ ఫాతిమా యొక్క మాట వినలేదు. ఇమాముల్ అంబియాని బీబీ ఫాతిమాని కలిపి కొడుతున్నారు. బీబీ ఫాతిమా ఇమాముల్ అంబియా భుజం మీద వాలిపోయి ఏడుస్తూ అంటుంది, నాన్న అవిశ్వాసుల దౌర్జన్యం నుండి అల్లా తబారుకు తాలా ఎప్పుడు మనల్ని కాపాడతాడు? అవిశ్వాసులు ఇంకెన్నాళ్ళు మనకి ఇలా విధంగా చిత్రవదన చేస్తారు? దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏడ్చుకుంటూ కూతురు యొక్క తల మీద చేయి పెట్టి అంటున్నారు, ఫాతిమా ఓర్చుకో, ఫాతిమా ఓర్చుకో, అల్లా తబారుకు తాలా నీ తండ్రి యొక్క ఈ త్యాగాన్ని ఒప్పుకున్నాడు. ప్రపంచంలో ఒకరోజు ఇలాంటి వాళ్ళు పుడతారు, నీ తండ్రిని తమ తాలకు హృదయాల్లో దాచుకునేవాళ్ళు, నీ తండ్రి యొక్క పద్ధతులు ఆచరించేవాళ్ళు, నీ తండ్రి పేరు చెప్పగానే దరూష్ షరీఫ్ చదివే వాళ్ళు పుడతారమ్మా, దరూష్ షరీఫ్ చదివే వాళ్ళు పుడతారు. ఇమాముల్ అంబియాకి, బీబీ ఫాతిమాకి అవిశ్వాసుల నుండి విముక్తి లభించింది. ఇమాముల్ అంబియా తన ఇంటికి వెళ్ళిపోయారు, బీబీ ఫాతిమా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళి చూస్తే హజరత్ అలీ రజియల్లాహు తాలాను ఆకలితో ఆకలితో అలమటిస్తూ పిండిని తీసుకొచ్చారు రొట్టెలు చేయమని, పిండిని తీసుకొచ్చారు రొట్టెలు చేయమని. బీబీ ఫాతిమా జహరా రజియల్లాహు తాలానా గారితో అంటున్నారు, ఫాతిమా నా ఆకలి నా మీద దౌర్జన్యం చేస్తుంది, నా ఆకలి వల్ల నా తలకు నడుము పట్టుకోలిపోతుంది, నా ఆకలి వల్ల నా తలకు కళ్ళు తిరుగుతున్నాయి, దీన్ని తొందరగా రొట్టెని చేసి ఇవ్వు, ఆకలి తీర్చుకుంటాను. వెంటనే ఆ పిండిని అందుకుంది, ఆ పిండిని అందుకున్న వెంటనే ఊహించింది ఈ పిండి 5 రొట్టెలకు పనికొస్తున్నాయి, పనికొస్తుంది. అందులో ఒక రొట్టె నా తలకు భర్త అలీది, ఒక రొట్టె నా తలకు పెద్ద కొడుకు హసంది, ఒక రొట్టె నా చిన్న కొడుకు హుసేన్ది, ఒక రొట్టె నా తలకు కూతురు జైనబ్ది, ఒక రొట్టె నాది అని చెప్తూ గబగబా ఆ పిండిని రొట్టెలుగా చేసేసింది. 4 రొట్టెలు 4 పనిచేసింది. తన రొట్టెని తీసుకుని దస్తర్ఖాన్ మీద కూర్చుంది, రొట్టె యొక్క మొక్క చిదిపింది. ఇంతలో తండ్రి యొక్క ఆకలి గుర్తుంచింది, బీబీ ఫాతిమా యొక్క ఆకలి చచ్చిపోయింది. ఆ రొట్టె మొక్కను పట్టుకుంటూ పరుగులు తీస్తుంది, ఆ రొట్టె మొక్కను పట్టుకుంటూ పరుగులు తీస్తుంది. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంటిలో అవిశ్వాసుల యొక్క దౌర్జన్యం నుండి లేవలేకపోతున్నారు, లేవడానికి ప్రయత్నిస్తున్నారు, కూర్చోడానికి ప్రయత్నిస్తున్నారు, కూర్చోలేకపోతున్నారు, దెబ్బలు బాధిస్తున్నాయి, మూలుక్కుంటూ ఇంట్లో ఉన్నారు. ఇమాముల్ అంబియా గారి తలుపు బీబీ ఫాతిమా తడుతుంది, నాన్నగారు తలుపు తీయండి, నాన్నగారు తలుపు తీయండి. ఇమాముల్ అంబియా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు నీరసమైన వదనంతో అంటున్నారు, ఎవరు నువ్వు? నాన్న నీ కూతురు ఫాతిమాని, నాన్న నీ కూతురు ఫాతిమాని. ఎప్పుడైతే ఫాతిమా మాట విన్నారో, ఎప్పుడైతే ఫాతిమా పేరు విన్నారో, లేవడానికి ప్రయత్నిస్తున్నారు, లేవలేకపోతున్నారు, గోడని అమాంతంగా పట్టుకున్నారు, ఆ గోడ యొక్క సహారాతో వచ్చారు, తలుపు తీశారు. వెంటనే బీబీ ఫాతిమా రొట్టెని తన తలకు తండ్రి యొక్క కళ్ళ ముందు పెట్టింది. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఫాతిమా ఈ రొట్టె ఎక్కడి నుండి వచ్చింది? నాన్న ఎప్పుడైతే అవిశ్వాసుల నుండి మనకు విముక్తి లభించిందో, మీ ఇంటికి మీరు వచ్చిన తర్వాత నా ఇంటికి నేను వెళ్ళాను కదా, మీ తలకు అల్లుడు అలి రొట్టెల కోసం పిండిని తీసుకొచ్చారు, 5 రొట్టెలు చేశాను, 4 రొట్టెలు నా కుటుంబానికి పంచాను, నా తలకు రొట్టె నేను దస్తర్ఖాన్ మీద పెట్టుకున్నాను, రొట్టె మొక్క చిదిపాను, మీ ఆకలి గుర్తొచ్చి నా తలకు ఆకలి చచ్చిపోయింది, నాన్న మిమ్మల్ని రొట్టె తినిపించే ఉద్దేశంతో వచ్చాను, ఈ రొట్టెని తినండి. ఎప్పుడైతే ఆ మాట విన్నారో దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఫాతిమా ఆ రొట్టెని మరికొద్దిగా నా ముందుకు జరిపించమ్మా. ఎందుకో తెలుసా? రొట్టెని తిని కాదు, రొట్టెని చూసి 9 దినాలయ్యింది, రొట్టెని చూసి 9 దినాలయ్యింది. ఆ రొట్టె మొక్కను చేత్తో తీసుకున్నారు, ఆ రొట్టె మొక్కను నవ్వులుతున్నారు, అంటున్నారు, ఫాతిమా 9 దినాల ముందు నేను రొట్టె మొక్కను నమిలాను, 9 దినాల తర్వాత నువ్వు చేత నీ తలకు చేతి రొట్టె మొక్కను నవ్వులుతున్నాను. దేనికోసం ఆ త్యాగం? దేనికోసం ఆ త్యాగం? దేనికోసం ఆ కష్టం? మంతాలకు సుఖాన్ని ఆశించి ఈరోజు మనం ముస్లిమాలను, మనలో లా ఇలాహా ఇల్లల్లా లేడు, మనలో ముహమ్మద్ రసూలుల్లా లేదు. నేను అల్లా తబారక తాలా అంటున్నారు, ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లా సారాంశం ప్రకారం ప్రపంచ జీవితాన్ని గడుపుతారో వాడి కోసమే స్వర్గం, వాడి కోసమే స్వర్గం. అందుకోసం మెహనత్, అందుకోసం మెహనత్. ఈ మెహనత్ చేయడానికి అల్లా యొక్క మార్గంలో వెళ్ళాలి, అల్లా యొక్క మార్గంలో వెళ్ళాలి. మనం ప్రాణాలు ఇవ్వవసరలే, సమయాన్ని ఇవ్వాలి, మనం నెత్తురు చిందించవసరలే, ధనాన్ని ఖర్చు పెట్టాలి. అల్లా తబారక తాలా అన్నాడు, 2 గుణాలు ఉన్నవాడు స్వర్గస్థుడు. ఒకటి శత్రువుతోనైనా ప్రేమగా మాట్లాడేవాడు, 2 శత్రువు మీదైనా ధనాన్ని ఖర్చు పెట్టేవాడు. శత్రువు పేదవాడు కావచ్చు, ఎటువంటి వాడు కావచ్చు, వాడిని ఖర్చు పెట్టి ఆదుకునేవాడు. ఈ 2 గుణాలు ఉన్నవాడు స్వర్గస్థుడు, ఈ 2 గుణాలు ఉన్నవాడు స్వర్గస్థుడు. అటువంటి గొప్ప స్వర్గాన్ని పొందాలి అంటే మనలో దీని ఎంత అవసరం? దీని మంతాలకు ఇంటి దగ్గర కూర్చుంటూ వస్తుందా? దీని మంతాలకు వ్యాపారంలో ఉంటూ వస్తుందా? దీని మంతాలకు ఉద్యోగంలో ఉంటూ వస్తుందా? అల్లా తబారక తాలా అన్నాడు, ఉద్యోగస్థుడు ఉద్యోగంలో ఉంటూ, వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తూ, వ్యాపారస్తుడు వ్యాపారం చేస్తూ దీనికోసం త్యాగం చేస్తే దీని వస్తుంది, దీనికోసం త్యాగం చేస్తే దీని వస్తుంది. అప్పుడు మంతాలకు జీవితాలు ప్రపంచంలో తీర్చిదిద్దుతారు, అల్లాహ్ తబారుకుతాల పరలోకంలో సుఖాంతం కూడుకున్న జీవితం అందిస్తారు. అందుకోసం మనం ఏం చేయవలసింది ఏంటంటే సంకల్పం చేయవలసింది ఏమిటి, సంకల్పం. సంకల్పం మనం చేస్తే అల్లాహ్ తబారుకుతాల సహాయం చేస్తాడు. సంకల్పం మనం చేస్తే అల్లాహ్ తబారుకుతాల సహాయం చేస్తాడు. అల్లాహ్ యొక్క సహాయం పొందాలి, మంతాలకు సంకల్పం చెయ్యాలి. అల్లా తబారుతల అన్నాడు, మానవుడు ప్రతినిత్యం నా మార్గంలో నడవాలని సంకల్పం చేస్తే వాడి తలకు సమస్త ప్రపంచపు ఏర్పాట్లు నేను చేస్తాను, వాడిని ప్రతినిత్యం నా తలకు మార్గంలో నడిపిస్తాను, ప్రతినిత్యం నా మార్గంలో నడిపిస్తాను. అందుకోసం ఏం చేయాలి, మనం అల్లా తబారుతాలకు మార్గంలో ఎక్కువగా వెళ్ళడానికి సంకల్పం చేయాలి. అల్లా యొక్క మార్గంలో వెళ్ళి జీవితాన్ని తయారు చేసుకునే సంకల్పం చేయాలి. ఈ ప్రపంచపు మోసపూరితమైన జీవితం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి సంకల్పం చేయాలి. అప్పుడు అల్లా అంటాడు, బందా తూ మేరా బన్గా మై అపనా బన్గా, బందా తూ మేరా బన్గా ముజే అపనా బనాలియా, మానవా నన్ను నీవాడుగా మార్చుకున్నావు, నువ్వు నావాడిగా మారిపోయావు, నన్ను నీవాడుగా మార్చుకున్నా, నన్ను నిన్ను నావాడుగా మార్చుకున్నా. అందుకోసం ఏం చేయాలి, అల్లా తబారుతాల యొక్క మార్గానికి మించిన మార్గం లేదు. ఈ మార్గంలో ఎంత ఎక్కువగా వెళితే అంత మంచిది. అల్లా తబారుతాల అన్నాడు, సహాబాల యొక్క నెత్తురు చొక్క మీ చెమట చుక్కతో సమానం. అంటే చెమటని చిందించాలి అల్లా యొక్క మార్గంలో, అవసరమైతే నెత్తురు చిందించాలి అల్లా యొక్క మార్గంలో, అవసరమైతే అల్లా యొక్క మార్గంలో ప్రాణాన్ని ఇవ్వాలి. అందుకోసం సిద్ధపడాలి. ఇన్షాల్లా సంకల్పం చేయండి. అల్లా తబారుతాల మిమ్మల్ని నన్ను చెప్పడం వేయడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. వమా అలైన ఇల్లల్ బలా.